కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం పంచమకాండే సప్త ప్రపాఠకస్య ఘనపాఠః ఆరంభః. అయథాదేవతమయథాదేవతం వై యో వా అయథాదేవతం యథాదేవతమయథాదేవతం వై వా అయథాదేవతమగ్నిమగ్నిమయథాదేవతం వై వా అయథాదేవతమగ్నిమ్ అయథాదేవతమగ్నిమగ్నిమయథాదేవతమయథాదేవతమగ్నిం చినుతే చినుతేర్గ్నిమయథాదేవతమయథాదేవతమగ్నిం చినుతే అయథాదేవతమిత్యయథాదేవతం అగ్నించినుతే చినుతేమగ్నించినుత ఆచినుతేమగ్నించినుత చినుత ఆచినుతే చినుత ఆ దేవతాభ్యో దేవతాభ్య ఆచినుతే చినుత ఆ దేవతాభ్య ఆ దేవతాభ్యో దేవతాభ్య ఆ దేవతాభ్యో వృష్యతే వృష్యతే దేవతాభ్య ఆ దేవతాభ్యో వృష్యతే దేవతాభ్యో వృష్యతే వృష్యతే దేవతాభ్యో దేవతాభ్యో వృష్యతే పాపీయాం పాపీయాం వృష్యతే దేవతాభ్యో దేవతాభ్యో వృష్యతే పాపీయాన్ దృశ్యతే పాపీయాన్ పాపీయాన్ దృశ్యతే దృశ్యతే పాపీయాన్ భవతి భవతి పాపీయాన్ దృశ్యతే దృశ్యతే పాపీయాన్ భవతి పాపీయాన్ భవతి భవతి పాపీయాన్ పాపీయాన్ భవతి యో యో భవతి పాపీయాన్ పాపీయాన్ భవతి యః భవతి యో యో భవతి భవతి యో యథా దేవతం యథా దేవతం యో భవతి భవతి యో యథా దేవతం యో యథా దేవతం యథా దేవతం యో యో యథా దేవతం నన యథా దేవతం యో యో యథా దేవతం న యథా దేవతం నన యథా దేవతం యథా దేవతం న దేవతాభ్యో దేవతాభ్యో న యథా దేవతం యథా దేవతం న దేవతాభ్యః యథా దేవతమితి యథా దేవతం దేవతాభ్యో దేవతాభ్యో నన దేవతాభ్యా దేవతాభ్యో నన దేవతాభ్యా దేవతాభ్యా దేవతాభ్యో దేవతాభ్యా దృశ్యతే వృశ్యత దేవతాభ్యో దేవతాభ్యా దృశ్యతే ఆవృశ్యతే వృశ్యత ఆవృశ్యతే వసీయాన్ వసీయాన్ వృశ్యత ఆవృశ్యతే వసీయాన్ వృశ్యతే వసీయాన్ వసీయాన్ వృశ్యతే వృశ్యతే వసీయాన్ భవతి భవతి వసీయాన్ వృశ్యతే వృశ్యతే వసీయాన్ భవతి వసీయాన్ భవతి భవతి వసీయాన్ వసీయాన్ భవత్యాజ్ఞేయాజ్ఞేయా భవతి వసీయాన్ వసీయాన్ భవత్యాజ్ఞేయా భవత్యాజ్ఞేయాజ్ఞేయా భవతి భవత్యాజ్ఞేయా గాయత్రియా గాయత్ర్యాజ్ఞేయా భవతి భవత్యాజ్ఞేయా గాయత్ర్యా ఆజ్ఞేయా గాయత్ర్యా గాయత్ర్యాజ్ఞేయాజ్ఞేయా గాయత్ర్యా ప్రథమాం ప్రథమాం గాయత్ర్యాజ్ఞేయాజ్ఞేయా గాయత్ర్యా ప్రథమాం గాయత్ర్యా ప్రథమాం ప్రథమాం గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమాం చిదించిదిం ప్రథమాం గాయత్ర్యా గాయత్ర్యా ప్రథమాం చిదిం ప్రథమాం చిదించిదిం ప్రథమాం ప్రథమాం చిదిమభ్యభిచిదిం ప్రథమాం ప్రథమాం చిదిమభి చిదిమభ్యభిచిదింజిదిమభిమృషేన్మృషేదభిచిదింజిదిమభిమృషేద్ అభిమృషేన్మృషేదభ్యభిమృషేత్తృష్టుభాత్తృష్టుభామృషేదభ్యభిమృషేత్తృష్టుభా మృషేత్తృష్టుభా మృషేన్మృషేత్తృష్టుభా ద్వితీయాన్ ద్వితీయాన్ దృష్టభాద్వితీయాన్ జగత్యా ద్వితీయాన్ ద్రష్టభాద్వితీయాన్ జగత్యా ద్వితీయాన్ ద్రష్టభాద్వితీయాన్ జగత్యా ద్వితీయాన్ ద్వితీయాన్ జగత్యా ద్వితీయాన్ ద్వితీయాన్ జగత్యా ద్వితీయాన్ జగత్యా తృతీయామనుష్టభా తృతీయాన్ తృతీయామనుష్టభా చతుర్థేన్ చతుర్థే మనుష్టభా తృతీయాన్ తృతీయామనుష్టభా చతుర్థే అనిష్టభా చతుర్థేం చతుర్థేమనిష్టమానిష్టభా చతుర్థేం పంచా పంచా చతుర్థేమనిష్టమానిష్టభా చతుర్థేం పంచా అనిష్టభేత్యనోస్తభా చతుర్థేం పంచా పంచా చతుర్థేం చతుర్థేం పంచా పంచమీం పంచమీం పంచా చతుర్థేం చతుర్థేం పంచా పంచమీం పంచా పంచమీం పంచమీం పంచా పంచా పంచమీం యథాదేవతం పంచమీం పంచా పంచా పంచమీం యథాదేవతం పంచమీం యథాదేవతం యథాదేవతం పంచమీం పంచమీం యథాదేవతమేవైవ యథాదేవతం పంచమీం పంచమీం యథాదేవతమేవ యథాదేవతమేవైవ యథాదేవతం యథాదేవతమేవాగ్నిమగ్నమేవ యథాదేవతం యథాదేవతమేవాగ్నిం యథాదేవతమితి యథా దేవతం ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నించరుతే చునతేగ్నిమేవైవాగ్నించరుతే అగ్నించినదే చినదేగ్నిమగ్నించినదేన చినతేగ్నిమగ్నించినదేన చినదేన చినదే చినదేన దేవతాభ్యో దేవతాభ్యో నచినదే చినదేన దేవతాభ్య దేవతాభ్యో దేవతాభ్యో నన దేవతాభ్య దేవతాభ్యో నన దేవతాభ్య దేవతాభ్య దేవతాభ్యో దేవతాభ్య ఆవృశ్యదే వృశ్యన దేవతాభ్యో దేవతాభ్య ఆవృశ్యదే ఆవృశ్యదే వృష్ణ ఆవృశ్యదేవసీయాన్ వసీయాన్ వృష్యద ఆవృశ్యదేవసీయాన్ వృష్యదేవసీయాన్ వసీయాన్ వృష్యదే వృష్యదేవసీయాన్ భవతి భవతి వసీయాన్ వృష్యదే వృష్యదేవసీయాన్ భవతి వసీయాన్ భవతి భవతి వసీయాన్ వసీయాన్ భవతీడాయా ఇడాయీ భవతి వసీయాన్ వసీయాన్ భవతీడాయీ భవతీడాయా ఇడాయీ భవతి భవతీడాయీ వై వా ఇడాయీ భవతి భవతీడాయీ వై ఇడాయీ వై వా ఇడాయా ఇడాయీ వా ఏషైషా వా ఇడాయా ఇడాయీ వా ఏషా వా ఏషైషా వై వా ఏషా విభక్తిర్విభక్తిరేషా వై వా ఏషా విభక్తి ఏషా విభక్తిర్విభక్తిరేషైషా విభక్తి పశవః పశవో విభక్తిరేషైషా విభక్తి పశవ విభక్తి పశవః పశవో విభక్తిర్విభక్తి పశవ ఇడేడా పశవో విభక్తిర్విభక్తి పశవ ఇడా విభక్తిరిదివి భక్తి పశవ ఇడేడా పశవః పశవ ఇడా పశుభిః పశుభిరిడా పశవః పశవ ఇడా పశుభి ఇడా పశుభిః పశుభిరిడేడా పశుభిరేనమేనం పశుభిరిడేడా పశుభిరేనం పశుభిరేనమేనం పశుభిః పశుభిరేనం చినుతే చినుత ఏనం పశుభిః పశుభిరేనం చినుతే పశుభిరితి పశుభిః ఏనం చినుతే చినుత ఏనమేనం చినుతే యోయశ్చినుత ఏనమేనం చినుతే యః చినుతే యోయశ్చినుతే చినుతే యో వై వై యశ్చినుతే చినుతే యో వై యో వై వై యో యో వై ప్రజాపతయే ప్రజాపతయే వై యో యో వై ప్రజాపతయే వై ప్రజాపతయే ప్రజాపతయే వై వై ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య ప్రజాపతయే వై వై ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిమగ్నిం ప్రతిప్రోచ్య ప్రజాపతయే ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిం ప్రజాపతయ ఇది ప్రజాపతయే ప్రతిప్రోచ్యాగ్నిమగ్నిం ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్యాగ్నిం చినోతి చినోత్యగ్నిం ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్యాగ్నిం చినోతి ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య అగ్నిం చినోతి చినోత్యగ్నిమగ్నిం చినోదిన చినోత్యగ్నిమగ్నిం చినోదిన చినోదిన చినోతి చినోదినార్తిమార్తిన్న చినోతి చినోదినార్తిం నార్తిమార్తిన్ననార్తిమార్తిన్ననార్తిమా ఆర్తిమార్తిమార్తిమార్చత్యుర్చత్యార్తిమార్తిమార్చతి ఆర్చత్యుర్చత్యార్చత్యశ్వావశ్వావృచ్ఛత్యార్చత్యశ్వౌ అర్చత్యశ్వావశ్వావృచ్ఛత్యుర్చత్యశ్వావభితోభితోశ్వావృచ్ఛత్యుర్చత్యశ్వావభితః అశ్వావభితోభితోశ్వావశ్వావభితస్తిష్ఠేతాన్నిష్ఠేతామభితోశ్వావశ్వావభితస్తిష్ఠేతా అభితస్తిష్టేతాన్నిష్టేతామభితోభితస్తిష్టేతాన్ కృష్ణ కృష్ణస్తిష్టేతామభితోభితస్తిష్టేతాన్ కృష్ణ తిష్టేతాన్ కృష్ణ కృష్ణస్తిష్టేతాన్ తిష్టేతాన్ కృష్ణ ఉత్తరద ఉత్తరద కృష్ణస్తిష్టేతాన్ తిష్టేతాన్ కృష్ణ ఉత్తరద కృష్ణ ఉత్తరద ఉత్తరద కృష్ణ కృష్ణ ఉత్తరద శ్వేత శ్వేత ఉత్తరద కృష్ణ కృష్ణ ఉత్తరద శ్వేత ఉత్తరద శ్వేత శ్వేత ఉత్తరద ఉత్తరద శ్వేతో దక్షిణో దక్షిణ శ్వేత ఉత్తరద ఉత్తరద శ్వేతో దక్షిణ ఉత్తరద ఇత్యుత్తరద శ్వేతో దక్షిణ దక్షిణ శ్వేత శ్వేతో దక్షిణస్తౌ తౌ దక్షిణ శ్వేత శ్వేతో దక్షిణస్తౌ దక్షిణస్తౌ తౌ దక్షిణో దక్షిణస్తావారభ్యారభ్యతౌ దక్షిణో దక్షిణస్తావారభ్య తావాలభ్యాలభ్యతౌ తావాలభ్యేష్టకా ఇష్టకా ఆలభ్యతౌ తావాలభ్యేష్టకా ఆలభ్యేష్టకా ఇష్టకా ఆలభ్యాలభ్యేష్టకా ఉపోపేష్టకా ఆలభ్యాలభ్యేష్టకా ఉప ఆలభ్యేత్యాలభ్య ఇష్టకా ఉపోపేష్టకా ఇష్టకా ఉపదధ్యాద్ధ్యాదుపేష్టకా ఇష్టకా ఉపదధ్యాద్ ఉపదధ్యాద్ధ్యాదుపోపదధ్యాదేతదేతద్ధ్యాదుపోపదధ్యాదేతదేతద్ధ్యాద్ధ్యాదేతద్వై ప్రజాపతేర్వాపతేర్వై ప్రజాపతే రూపకం రూపం ప్రజాపతేర్వై వై ప్రజాపతేర్వై ప్రజాపతే రూపం ప్రజాపత్య ప్రజాపతే రూపం ప్రజాపత్య ప్రజాపతే రూపం ప్రజాపత్య ప్రజాపతే రూపం ప్రజాపత్య రూపకం రూపం ప్రజాపత్య స్వశ్వ ప్రజాపత్య రూపకం రూపం ప్రజాపత్య స్వశ్వ ప్రజాపత్య రూపకం రూపం ప్రజాపత్య స్వశ్వ ప్రజాపత్య ఇది ప్రజాపత్య ప్రజాపతేర్ప్రజాపతే ఏవైవ ప్రజాపతే ఏవైవ ప్రజాపతే ప్రతిప్రోచ్య ప్రజాపతయ ఏవైవ ప్రజాపతే ప్రతిప్రోచ్య ప్రజాపతయ ఏవైవ ప్రజాపతే ప్రతిప్రోచ్య ప్రజాపతయ ఏవైవ ప్రజాపతే ప్రతిప్రోచ్య ప్రజాపతయ ప్రతిప్రోచ్య ప్రజాపతయ ప్రజాపతయ ప్రతిప్రోచ్యాగ్నిమగ్నిం ఏతదేతత్ కృష్ణ ఏతదన్నోన్న ఏతత్ కృష్ణ ఏతదన్నోన్న ఏతదేతదన్నోన్న ఏతదన్నోన్న ఏతదేతదన్నోన్న రూపకం రూపమన్న ఏతదేతదన్నోన్న రూపం ఏతదేతద్ కృష్ణ కృష్ణ ఏతదన్నోన్న ఏతత్ కృష్ణ కృష్ణ ఏతదన్నోన్న ఏతదన్నోన్న ఏతదేతదన్నో రూపకం రూపమన్న ఏతదేతదన్నో రూపం అన్నో రూపకం రూపమన్నోన్న రూపం యద్యద్ రూపమన్నోన్న రూపం యద్ రూపం యద్యద్ రూపకం రూపం యద్ శ్వేత శ్వేతో యద్ రూపకం రూపం యద్ శ్వేత యద్ శ్వేత శ్వేతో యద్యద్ శ్వేతో స్వశ్వ శ్వేతో యద్యద్ శ్వేతో స్వరాత్రి ఏరాత్రి అశ్వ శ్వేత శ్వేతో స్వరాత్రి అశ్వ శ్వేత శ్వేతో స్వరాత్రి ఏరాత్రి పురీషం పురీష

చేకితానం పునః పునశ్చేకితానం చేకితానం పునర్యువానం యువానం పునశ్చేకితానం చేకితానం పునర్యువానం పునర్యువానం యువానం పునః పునర్యువానం జనయన్ జనయన యువానం పునః పునర్యువానం జనయన్ యువానం జనయన్ జనయన యువానం యువానం జనయన్ముపాగాముపాగాన్ జనయన యువానం యువానం జనయన్ముపాగాన్ జనయన్ముపాగాముపాగాన్ జనయన్ జనయన్ముపాగాన్ ఉపాగామిత్యుపాగా అస్థోరిణో నోస్థోర్యస్థోరిణో గాఢవత్యాని గాఢవత్యాని నోస్థోర్యస్థోరిణో గాఢవత్యాని నో గార్హవత్యాని గార్హవత్యాని నో నో గార్హవత్యాని సంతు సంతు గార్హవత్యాని నో నో గార్హవత్యాని సంతు గార్హవత్యాని సంతు సంతు గార్హవత్యాని గార్హవత్యాని సంతు దిగ్మేన దిగ్మేన సంతు గార్హవత్యాని గార్హవత్యాని సంతు దిగ్మేన గార్హవత్యాని గార్హవత్యాని సంతు దిగ్మేన దిగ్మేన సంతు సంతు దిగ్మేన నోనస్తిగ్మేన సంతు సంతు దిగ్మేన దిగ్మేన నానస్తిగ్మేన దిగ్మేన నో బ్రహ్మణ బ్రహ్మణానస్తిగ్మేన దిగ్మేన నో బ్రహ్మణ నో బ్రహ్మణ బ్రహ్మణాలో నో బ్రహ్మణాసకం సంబ్రహ్మణాలో నో బ్రహ్మణాసం బ్రహ్మణాసకం సంబ్రహ్మణ బ్రహ్మణాసకం శిషాధి శిషాధి సంబ్రహ్మణ బ్రహ్మణాసకం శిషాధి సగం శిషాధి శిషాధి సగం సగం శిషాధి శిషాధీతి శిషాధి పశవో వై వై పశవః పశవో వా ఏత ఏతే వై పశవః పశవో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే యజ్జదేతే వై వా ఏతే యత్ ఏతే యజ్జదేత ఏతే యదిష్టకా ఇష్టకా యదేత ఏతే యదిష్టకాః యదిష్టకా ఇష్టకా యజ్జదిష్టకాశ్చిత్యాంచిత్యాంచిత్యాంచిత్యామిష్టకా యజ్జదిష్టకాశ్చిత్యాంచిత్యాం ఇష్టకాశ్చిత్యాంచిత్యాంచిత్యాంచిత్యామిష్టకా ఇష్టకాశ్చిత్యాంచిత్యామృషభమృషభంచిత్యాంచిత్యామిష్టకా ఇష్టకాశ్చిత్యాంచిత్యామృషభం చిత్యాంచిత్యామృషభమృషభంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యామృషభముపోపార్షభంచిత్యాంచిత్యాంచిత్యాంచిత్యామృషభముప చిత్యాంచిత్యామిచిత్యాం ఋషభముపోపార్షభముషభముపదాపార్షభముషభముపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాపదాప దాది మిథనమేవైవ మిథనం దాది దాది మిథనమేవ మిథనమేవైవ మిథనం మిథనమేవాస్యైవ మిథనం మిథనమేవాస్య ఏవాస్యైవైవాస్య తత్తదస్యైవైవాస్య తత్ అస్య తత్తలస్యాస్య తద్యజ్ఞే యజ్ఞే తదస్యాస్య తద్యజ్ఞే తద్యజ్ఞే యజ్ఞే తత్తద్యజ్ఞే కరోతి కరోతి యజ్ఞే తత్తద్యజ్ఞే కరోతి యజ్ఞే కరోతి కరోతి యజ్ఞే యజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజననాయ కరోతి యజ్ఞే యజ్ఞే కరోతి ప్రజననాయ కరోతి ప్రజననాయ ప్రజననాయ కరోతి కరోతి ప్రజననాయ తస్మాత్ తస్మాత్ ప్రజననాయ కరోతి కరోతి ప్రజననాయ తస్మాత్ ప్రజననాయ తస్మాత్ తస్మాత్ ప్రజననాయ ప్రజననాయ తస్మాత్ యూథే యూథే యూథే యూథే తస్మాత్ ప్రజననాయ ప్రజననాయ తస్మాత్ యూథే యూథే ప్రజననాయేతి ప్రజననాయ తస్మాద్యూథే యూథే యూథే యూథే తస్మాత్ తస్మాద్యూథే యూథర్షభ ఋషభో యూథే యూథే తస్మాత్ తస్మాద్యూథే యూథర్షభ యూథే యూథర్షభ ఋషభో యూథే యూథే యూథే యూథర్షభ యూథే యూథ ఇది యూథే యూథే ఋషభ ఇత్యర్షభ సంవత్సరస్య ప్రతిమాం ప్రతిమాగో సంవత్సరస్య సంవత్సరస్య ప్రతిమాయ్యాం ప్రతిమాగో సంవత్సరస్య సంవత్సరస్య ప్రతిమాయ్యాం సంవత్సరస్య ప్రతిమాయ్యాం ప్రతిమాం ప్రతిమాయ్యాం ద్వాయాం ప్రతిమాం ప్రతిమాయ్యాం ప్రతిమామి ప్రతిమాయాం త్వాయాయ్యాం త్వారాత్రిరాత్రిత్వాయాయ్యాం త్వారాత్రి త్వారాత్రిరాత్రిత్వారాత్ర్యుమాసద ఉమాసదే రాత్రిత్వారాత్ర్యుమాసదే రాత్ర్యుమాసద ఉమాసదే రాత్రిరాత్ర్యుమాసదే ఉపాసద ఇత్యుపా ఆసదే ప్రజాగుం సువీరాగుం సువీరాహం ప్రజాం ప్రజాగుం సువీరాహం కృత్వా కృత్వా సువీరాహం ప్రజాం ప్రజాగుం సువీరాహం కృత్వా ప్రజాం సువీరాహం కృత్వా కృత్వా సువీరాగుం సువీరాహం కృత్వా విశ్వం విశ్వం కృత్వా సువీరాగుం సువీరాహం కృత్వా విశ్వం సువీరామితి సువీరాహం కృత్వా విశ్వం విశ్వం కృత్వా విశ్వమాయురాయుర్విశ్వం కృత్వా విశ్వమాయు విశ్వమాయురాయుర్విశ్వం విశ్వమాయుర్వి్యాయుర్విశ్వం విశ్వమాయుర్వి ఆయుర్వివ్యాయురాయుర్వ్యష్టమదష్టమద్వాయురాయుర్వ్యష్టమద్ యష్టమదష్టమద్వివ్యష్టమద్ అష్టమదిత్యష్టమద్ ప్రజాపత్యామేతామేతాం ప్రజాపత్యాం ప్రజాపత్యామేతామువోపైతాం ప్రజాపత్యాం ప్రజాపత్యామేతామువ ప్రజాపత్యామిది ప్రజాపత్యాం ఏతామువోపైతామేతాముపదధాతి దధాత్యుపైతామేతాముపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతీయమియం దధాత్యుపోపదధాతీయం దధాతీయమియం దధాతు దధాతీయం వావ వావేయం దధాతు దధాతీయం వావ ఇయం వావ వావేయమియం వావైషైషా వావేయమియం వావైషా వావైషైషా వావ వావైషైకాష్టకైకాష్టకైషా వావ వావైషైకాష్టకా ఏకాష్టకైకాష్టకైషైషైకాష్టకాయ్యదేకాష్టకైషైషైకాష్టకాయ్యదేకాష్టకాయ్యదేకాష్టకైకాష్టకాయ్యదేవైవ్యదేకాష్టకైకాష్టకాయ్యదేవ అంగిరసోమహిమానమంగిరసోంగిరసోమహిమానమానుషురానుషుర్మహిమానమంగిరసోంగిరసోమహిమానమానుషో మహిమానమానుషరాశుర్మహిమానం మహిమానమానుషస్తేన తేనానుషుర్మహిమానం మహిమానమానుషస్తేన ఆనుషస్తేన తేనానుషురానుషస్తేనైతేనానుషురానుషస్తేనైదు యజమానోయమానస్వస్తి సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏష వై సువర్గాయ సువర్గాయ వా ఏషర్గాయేతి సువర్గాయ వా ఏష మై వా ఏష లోకాయ లోకాయైష మై వా ఏష లోకాయ ఏష లోకాయ లోకాయైష ఏష లోకాయ చీయతే చీయతే లోకాయైష ఏష లోకాయ చీయతే లోకాయ చీయతే చీయతే లోకాయ లోకాయ చీయతే యద్యచ్చీయతే లోకాయ లోకాయ చీయతే చీయతే యద్యచ్చీయతే చీయతే యదగ్నిరగ్నిర్యచ్చీయతే చీయతే యదగ్నిరగ్నిర్యద్యదగ్నిర్యేణ అగ్నిర్యేణ అగ్నిరగ్నిర్యేణ దేవా దేవాయేణ అగ్నిరగ్నిర్యేణ దేవా ఏన దేవా దేవాయేన ఏన దేవా జ్యోతిషా జ్యోతిషా దేవాయేన ఏన దేవా జ్యోతిషా దేవా జ్యోతిషా జ్యోతిషా దేవా దేవా జ్యోతిషోర్ధ్వా ఊర్ధ్వా జ్యోతిషా దేవా దేవా జ్యోతిషోర్ధ్వా జ్యోతిషోర్ధ్వా ఊర్ధ్వా జ్యోతిషా జ్యోతిషోర్ధ్వా ఉదాయన్నదాయన్నోర్ధ్వా జ్యోతిషా జ్యోతిషోర్ధ్వా ఉదాయన్ను ఊర్ధ్వా ఉదాయన్నదాయన్నోర్ధ్వా ఊర్ధ్వా ఉదాయన్నిదేత్యుదాయన్నోర్ధ్వా ఊర్ధ్వా ఉదాయన్నిది దురితాని విశ్వా దురితాని విశ్వా దురితానీతి దుహ ఇదానీ విశ్వేతి విశ్వా ఏ చత్వారశ్చత్వారో ఏ చత్వారః పథయః పథయశ్చత్వారో ఏ చత్వారః పథయః చత్వారః పథయః పథయశ్చత్వారశ్చత్వారః పథయో దేవయానా దేవయానాః పథయశ్చత్వారశ్చత్వారః పథయో దేవయానాః పథయో దేవయానా దేవయానాః పథయః పథయో దేవయానా అంతరాంతరా దేవయానాః పథయః పథయో దేవయానా అంతరా దేవయానా అంతరాంతరా దేవయానా దేవయానా అంతరా ద్యావా పృథివీ అంతరా దేవయానా దేవయానా అంతరా ద్యావా పృథివీ దేవయానా ఇది దేవయానా అంతరాద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరాంతరాద్యావా పృథివీ వియంతి వియంతి ద్యావా పృథివీ అంతరాంతరాద్యావా పృథివీ వియంతి ద్యావా పృథివీ వియంతి వియంతి ద్యావా పృథివీ ద్యావా పృథివీ వియంతి ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ వియంతీతి వియంతి తేషాయోయస్తేషాం తేషాయో అజ్యాని మధ్యాని యస్తేషాం తేషాయో అజ్యాని యో అజ్యాని మజ్యాని యో అజ్యాని మజీతి మజీతి మజ్యాని యో అజ్యాని మజీతి అజ్యాని మజీతి మజీతి మజ్యాని మజ్యాని మజీతి మావహాదావహాదజీతి మజ్యాని మజ్యాని మజీతి మావహాద్ అజీతి మావహాదావహాదజీతి మజీతి మావహాద్ తస్మై తస్మా ఆవహాదజీతి మజీతి మావహాద్ తస్మై ఆవహాత్తస్మై తస్మా ఆవహాదావహాద్ తస్మై నమస్తస్మా ఆవహాదావహాద్ తస్మై నః ఆవహాదిత్యావహాద్ తస్మై నో నస్తస్మై తస్మై నో దేవా దేవా నస్తస్మై తస్మై నో దేవా నో దేవా దేవా నో నో దేవాః పరి పరి దేవా నో నో దేవాః పరి దేవాః పరి పరి దేవా దేవాః పరి దత్త దత్త పరి దేవా దేవాః పరి దత్త పరి దత్త దత్త పరి పరి దత్తే హే హదత్త పరి పరి దత్తే హ దత్తే హే హదత్త దత్తే హ సర్వే సర్వ ఇహ దత్త దత్తే హ సర్వే హే సర్వే సర్వ ఇహ సర్వే గ్రీష్మో హేమంతో హేమంతో గ్రీష్మో గ్రీష్మో హేమంత ఉదోద హేమంతో గ్రీష్మో గ్రీష్మో హేమంత ఉద హేమంత ఉదోద హేమంతో హేమంత ఉదనోన ఉద హేమంతో హేమంత ఉదన ఉదనోన ఉదోదనో వసంతో వసంతో నవదోదనో వసంత నో వసంతో వసంతో నో నో వసంత శరత్ శరద్ వసంతో నో నో వసంత శరద్ వసంత శరత్ శరత్ వసంతో వసంత శరద్వరుషా వరుషా శరత్ వసంతో వసంత శరద్వరుషా శరద్వరుషా వరుషా శరత్ శరద్వరుషా సువితమో సువితం వరుషా శరత్ శరద్వరుషా సువితం వరుషా సువితమో సువితం వరుషా వరుషా సువితన్నాన సువితం వరుషా వరుషా సువితన్న సువితన్నాన సువితమో సువితన్నా అస్తస్తున సువితమో సువితన్నా అస్తు అస్తస్తునో నో అస్తు అస్తిత్యస్తు వయగోసుమతో యజ్ఞయానాం యజ్ఞయానాగోసుమతో వయం వయగోసుమతో యజ్ఞయానాం సుమతో యజ్ఞయానాగో సుమతో సుమతో యజ్ఞయానాగో సుమతో సుమతో యజ్ఞయానాగ సుమతావితి సుమతౌ యజ్ఞయానాజ్యోగజీతజీతజ్యోగజీతజ్యోగజీత జ్యోగజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజీతజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగజీతజీతజ్యోగ సమనిష్ట అనిష్టానిష్టేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదే సమశీమహి సమశీమహ్యశీమహి సగం సమశీమహి త్వా శీమహి సగం సమశీమహి త్వా అశీమహి త్వా శ్రీమహ్యశీమహి త్వా వేదిత్వా సనోమయోర్మయోర్నస్తమయోర్మయోర్నో నోమయోభోః పితో పితోమయోర్నో నోమయోభోః పితో మయోభోః పితో పితామయోర్మయోభోః పితో ఆ పితామయోర్మయోభోః పితో ఆ మయోభోరితి మయాభూ పితో ఆ పితో పితో ఆవిశస్వ విశస్వా పితో పితో ఆవిశస్వ పితో ఇది పితో ఆవిశస్వ విశస్వాశస్వ శకుంశం విశస్వా విశస్వశం విశస్వశకుంశం విశస్వ విశస్వశం తోకాయ తోకాయ శం విశస్వ విశస్వశం తోకాయ శంతోకాయ తోకాయ శకుంశం తోకాయ తనువే తనువే తోకాయ శకుంశం తోకాయ తనువే తోకాయ తనువే తనువే తోకాయ తోకాయ తనువే శ్యోన శ్యోనస్తనువే తోకాయ తోకాయ తనువే శ్యోన తనవే శ్యోన శ్యోనస్తనువే తనువే శ్యోన శ్యోన ఇది శ్యోన అజ్యా నీరేత ఏత అజ్యా నీరజ్యా నీరేత ఉపోపైత అజ్యా నీరజ్యా నీరేత ఉప ఏత ఉపోపైత ఏత ఉపదధాతి దధాత్యుపైత ఏత ఉపదధాతి ఉపదధాన దాత్యుపదధాత్యేత ఏత దాత్యుపదధాత్యేత దాత్యేత ఏత దాతి దాత్యేత వై ఏత దాతి దాత్యేత వై ఏత వై వా ఏత ఏత వై దేవత దేవత వా ఏత దేవత వై దేవత వై వై దేవత అపరాజిత అపరాజిత దేవత వై వై దేవత అపరాజిత దేవత అపరాజిత అపరాజిత దేవత దేవత అపరాజితాస్తాస్త అపరాజిత దేవత దేవత అపరాజితాస్త అపరాజితాస్తాస్త అపరాజిత అపరాజితాస్త ఏవైవత అపరాజిత అపరాజితాస్త ఏవ అపరాజితా ఇత్యపరాజితాః తా ఏవైవతాస్త ఏవ ప్రప్రైవతాస్త ఏవ ప్రప్రైవైవ ప్రవిశతి విశతి ప్రైవైవ ప్రవిశతి ప్రవిశతి విశతి ప్రప్రవిశతి న విశతి ప్రప్రవిశతి న విశతి న విశతి విశతి నైవైవ న విశతి విశతి నైవ నైవైవ నైవ జీయతే జీయత ఏవ నైవ జీయతే ఏవ జీయతే జీయత ఏవైవ జీయతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో జీయత ఏవైవ జీయతే బ్రహ్మవాదిన జీయతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో జీయతే జీయతే బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో జీయతే జీయతే బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి యద్వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి యద్ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి యద్వదంతి వదంతి యదర్థమాసా అర్ధమాసా యద్వదంతి వదంతి యదర్థమాసా యదర్థమాసా అర్ధమాసా యద్యదర్థమాసా మాసా మాసా అర్ధమాసా యద్యదర్థమాసా మాసా అర్ధమాసా మాసా మాసా అర్ధమాసా అర్ధమాసా మాసా అర్థవ అర్థవ మాసా అర్ధమాసా అర్ధమాసా మాసా అర్థవ అర్ధమాసార్థ మాసా మాసా అర్థవ అర్థవో మాసా మాసా అర్థవ సంవత్సర సంవత్సర అర్థవ మాసా మాసా అర్థవ సంవత్సర అర్థవ సంవత్సర సంవత్సర అర్థవ అర్థవ సంవత్సర ఔషధీ ఔషధీ సంవత్సర అర్థవ అర్థవ సంవత్సర ఔషధీ సంవత్సర ఔషధే రోషధే సంవత్సర సంవత్సర ఔషధే పచంది పచంజోషధే సంవత్సర సంవత్సర ఔషధే పచంది సంవత్సర ఇది సంవత్సర ఓషధేః పచంతి పచంత్యోషధేరోషధేః పచంత్యథాథ పచంత్యోషధేరోషధేః పచంత్యథ పచంత్యథాథ పచంతి పచంత్యథకస్మాత్ కస్మాదథ పచంతి పచంత్యథకస్మాత్ భద్రాద్భద్రాన్న శ్రేయ శ్రేయో న భద్రాద్భద్రాన్న శ్రేయ అనిష్టదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాద హృదాద్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యాయమానస్యా వజ్రోసి వజ్రోసి వజ్రో వజ్రోసి వార్త్రఘ్నో వార్త్రఘ్నోసి వజ్రో వజ్రోసి వార్త్రఘ్న వార్త్రఘ్నో వార్త్రఘ్నోస్తు వార్త్రగ్రస్తలోపాస్తలోపా వార్త్రఘ్నోస్తు వార్త్రగ్రస్తలోపా వార్త్రగ్రస్తలోపాస్తలోపా వార్త్రఘ్నో వార్త్రగ్రస్తలోపానోస్తలోపా వార్త్రఘ్నో వార్త్రగ్రస్తలోపాన వార్త్రఘ్నైది వార్త్రాఘ్నః తలోపానో నస్తలోపాస్తలోపాన ప్రతిస్పృశ ప్రతిస్పృశో నస్తలోపాస్తలోపాన ప్రతిస్పృశ ప్రతిస్పృశ ప్రతిస్పృశో నో నః ప్రతిస్పృశ ప్రతిస్పృశ ఇది ప్రతిస్పృశ యో నో నో యో యో నః పురస్తాత్ పురస్తాన్ నో యో యో నః పురస్తాత్ నః పురస్తాత్ పురస్తాన్ నో నః పురస్తాత్ దక్షిణత దక్షిణత పురస్తాన్ నో నః పురస్తాత్ దక్షిణత పురస్తాధ్యక్షిణతో దక్షిణత పురస్తాత్ పురస్తాధ్యక్షిణత పశ్చాత్ పశ్చాధ్యక్షిణత పురస్తాత్ పురస్తాధ్యక్షిణత పశ్చాత్ పశ్చాత్ పశ్చాధ్యక్షిణతో దక్షిణత పశ్చాదుత్తరద ఉత్తరద పశ్చాధ్యక్షిణతో దక్షిణత పశ్చాదుత్తరద పశ్చాదుత్తరద ఉత్తరద పశ్చాత్ పశ్చాదుత్తరతో ఘాయుర ఘాయురుత్తరద పశ్చాత్ పశ్చాదుత్తరతో ఘాయు ఉత్తరతో ఘాయుర ఘాయురుత్తరద ఉత్తరతో ఘాయుర భిలాసత్యభిలాసత్య ఘాయురుత్తరద ఉత్తరతో ఘాయుర భిలాసతి ఉత్తరద ఇత్యుదుత్తరద ఘాయుర భిలాసత్యభిలాసత్య ఘాయుర ఘాయుర భిలాసత్యేతమేతమ భిలాసత్య ఘాయుర ఘాయుర భిలాసత్యేతం అఘాయురిత్య ఘాయు అభిలాసత్యేతమేతమ భిలాసత్యభిలాసత్యేతకోశ ఏతమ భిలాసత్యభిలాసత్యేతకోశ అభిలాసతీత్యభిలాసతి ఏతకోశస ఏతమేతకో సోష్మానమశ్మానకోస ఏతమేతకో సోష్మానం సోష్మానమశ్మానకోస సోష్మానమృచ్చత్వృచ్ఛత్వశ్మానకోస సోష్మానమృచ్ఛదు అశ్మానమృచ్ఛత్వృచ్ఛత్వశ్మానమశ్మానమృచ్ఛదు దేవాసురాః సంయుక్తాః సంయుక్తా దేవాసురా దేవాసురాః సంయుక్తా ఆసన్నాసన్ సంయుక్తా దేవాసురా దేవాసురాః సంయుక్తా ఆసన్ దేవాసురా ఇది దేవాసురాః సంయుక్త ఆసన్నాసన్ సంయుక్త సంయుక్త ఆసన్వేద ఆసన్ సంయుక్త సంయుక్త ఆసన్వే సంయుక్త ఇది సంయుక్త ఆసన్వేద ఆసన్నాసన్ దేశురాసురాస్త ఆసన్నాసన్ దేశురా దేశురాసురాస్తే దేశురా దిగ్భ్యో దిగ్భ్యోసురాస్తే దేశురా దిగ్భ్య అసురా దిగ్భ్యో దిగ్భ్యోసురా అసురా దిగ్భ్య ఆ దిగ్భ్యోసురా అసురా దిగ్భ్య ఆ దిగ్భ్య ఆ దిగ్భ్యో దిగ్భ్య ఆబాధంత బాధంత దిగ్భ్యో దిగ్భ్య ఆబాధంత దిగ్భ్యైదిభ్య ఆబాధంత బాధంత బాధంతతాగుస్తాన బాధంత బాధంతతాన్ అబాధంతతాగుస్తాన బాధంతా బాధంతతాన్ దేవా దేవాస్థాన బాధంతా బాధంతతాన్ దేవాన్ దేవా దేవాస్తాగుస్తాన్ దేవాయిశ్వేశ్వా దేవాస్తాగుస్తాన్ దేవాయిశ్వా దేవాయిశ్వేశ్వా దేవా దేవాయిశ్వా జతేష్వా దేవా దేవాయిశ్వా జ ఇష్వా జతేష్వేశ్వా జవజ్రేణ వజ్రేణ జేష్వేశ్వా జవజ్రేణ చవజ్రేణ వజ్రేణ చవజ్రేణ చవజ్రేణ చవజ్రేణ చవజ్రేణ చవజ్రేణ వజ్రేణ చాపాప చవజ్రేణ వజ్రేణ చాప చాపాప చాపానుదంతానుదంతాప చాపానుదంత అపానుదంతానుదంత పాపానుదంత యద్యదనుదంత పాపానుదంత యద్ అనుదంత యద్యదనుదంతానుదంత యద్వజ్రణేర్వజ్రణేర్యదనుదంతానుదంత యద్వజ్రణేర్వజ్రణేర్యద్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్వజ్రణేర్ విశ్వోపదధాతి వజ్రణే వజ్రణేర్వదధాతీశ్వా ఉపదధాతీశ్వేష్వపదధాత్యుపదధాతీశ్వాతిశ్వపదధాత్యుపదధాతీశ్వా ఉపదధాదీత్యుపాదధాది

జ్యోతి ధారాన్ జ్యోతి జ్యోతి ధారాన్ ధారాన్ జ్యోతియాయ జ్యోతి ధారాన్ ధారాన్ జ్యోతియా జ్యోతియాయ జ్యోతి జ్యోతి యైవయా జ్యోతి జ్యోతి ప్రియాయాం ప్రియాయాం వైశ్వానరో యజ్జత్వై ఈశ్వరను ప్రియాయాం వైశ్వానరప్రియాయాం ప్రియాయాం వైశ్వానరో వైశ్వానరప్రియాయ దేవైవ ప్రియాయాం వైశ్వానరో వైశ్వానరప్రియాయమేవ ప్రియాయమేవైవ ప్రియాయాం ప్రియాయమేవైనామేనామేవ ప్రియాయాం ప్రియాయమేవైనామ్ ఏవైనామేనామేవైనామ్ తరువాం తరువామేనామేవైనామ్ తరువాం ఏనాం తరువాం తరువామేనామేనామ్ తరువాం ప్రతి ప్రతి తరువామేనామేనామ్ తరువాం ప్రతి ధనువాం ప్రతి ప్రతి ధనువాం ధనువాం ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి ధనువాం ధనువాం ప్రతిష్టాపయతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి జలస్రస్రస్ర స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి జలస్ర స్థాపయతి జలస్రస్ర స్థాపయతి స్థాపయతి ధ్యేనోర్ధ్యేనోశ్చలస్రస్రస్రోధ్యేనోర్ద్యాద్ద్యాద్ధ్యేనోశ్చలస్రస్రస్రోధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ధ్యేనోర్ద్యాద్ యజమానోముష్మిన్నో యజమానోముష్మిన్నోముష్మిన్ లోకే లోకే ముష్మిన్ యజమానో యజమానోముష్మిన్ లోకే ముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకేమగ్ని లోకే ముష్మిన్ నష్మిన్ లోకేమి లోకేమగ్ని లోకే లోకేందు హే దుహేగ్ని లోకే లోకే బిందు హే అగ్నిందు హే దుహేగ్నిమగ్నిందు హే మనసా జుహామి చిత్తిం జుహామి మనసా జుహామి చిత్తిం జుహామి మనసా జుహామి మనసా జుహామి జుహామి మనసా కృతేన కృతేన మనసా జుహామి జుహామి మనసా కృతేన మనసా కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృతేన కృత ఆహుత్యాయజ్ఞముఖం యజ్ఞముఖమాహుత్యాహుత్యాయజ్ఞముఖమాయజ్ఞముఖమాహుత్యాహుత్యాయజ్ఞముఖమా ఆహుత్యేత్యాహుత్యాయజ్ఞముఖమాయజ్ఞముఖయజ్ఞముఖమారభతేరభత ఆయజ్ఞముఖయజ్ఞముఖమారభతే యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఆరభతేరభత ఆరభతే సప్త సప్తరభత ఆరభతే సప్త రభతే సప్త సప్తరభతేరభతే సప్తతే తే సప్తరభతేరభతే సప్తతే సప్తతే తే సప్త సప్తతే అగ్నేగ్నే తే సప్త సప్తతే అగ్నే ఏ అగ్నే అగ్నే దేతే అగ్నే సమిధ సమిధో అగ్నే దేతే అగ్నే సమిధ అగ్నే సమిధ సమిధో అగ్నే అగ్నే సమిధ సప్త సప్త సమిధో అగ్నే అగ్నే సమిధ సప్త సమిధ సప్త సప్త సమిధ సమిధ సప్త జిహ్వా జిహ్వా సప్త సమిధ సమిధ సప్త జిహ్వా సమిధ ఇది సంధ సప్త జిహ్వా జిహ్వా సప్త సప్త జిహ్వా ఇది జిహ్వా సప్త సప్త జిహ్వా ఇది జిహ్వా ఇది జిహ్వా జిహ్వా ఇత్యాహ హే జిహ్వా జిహ్వా ఇత్యాహ ఇత్యాహేదిత్యాహోత్రాహోత్రాహేదిత్యాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహోత్రాహ ఇరుంధేరుంధేగ్నిర్దేవేభ్య అగ్నిర్దేవేభ్యో దేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో పాపదేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో దేవేభ్యో పాపదేవేభ్యో దేవేభ్యో పాక్రామదక్రామదపదేవేభ్యో దేవేభ్యో పాక్రామద అపాక్రామదక్రామదపాక్రామద్భాగధేయం భాగధేయమక్రామదపాపాక్రామద్భాగధేయం అక్రామద్భాగధేయం భాగధేయమక్రామదక్రామద్భాగధేయమిచ్చమాన ఇచ్చమానో భాగధేయమక్రామదక్రామద్భాగధేయమిచ్చమాన భాగధేయమిచ్చమాన ఇచ్చమానో భాగధేయం భాగధేయమిచ్చమానస్తస్మై తస్మా ఇచ్చమానో భాగధేయం భాగధేయమిచ్చమానస్తస్మై భాగధేయమితి భాగాధేయం ఇచ్చమానస్తస్మై తస్మా ఇచ్చమాన ఇచ్చమానస్తస్మా ఏతదేతత్తస్మా ఇచ్చమాన ఇచ్చమానస్తస్మా ఏతద్ తస్మా ఏతదేతత్తస్మై తస్మా ఏతద్భాగధేయం భాగధేయమేతత్తస్మై తస్మా ఏతద్భాగధేయం ఏతద్భాగధేయం భాగధేయమేతదేతద్భాగధేయం ప్రభాగధేయమేతదేతద్భాగధేయం ప్రభాగధేయం ప్రప్రభాగధేయం భాగధేయం ప్రాయచ్ఛన్ యచ్ఛన్ ప్రభాగధేయం భాగధేయం ప్రాయచ్ఛన్ భాగధేయమిది భాగాధేయం ప్రాయచ్ఛన్ యచ్ఛన్ ప్రాయచ్ఛన్నేతదేతదయచ్ఛన్ ప్రాయచ్ఛన్నేతద్ అయచ్ఛన్నేతదేతదయచ్ఛన్న యచ్ఛన్నేతద్వైవాతదయచ్ఛన్నేతద్వై ఏతద్వై వా ఏతదేతద్వా అగ్నేరగ్నేర్వా ఏతదేతద్వా అగ్నే అగ్నేరగ్నేర్వైవాగ్నేరగ్నిహోత్రమగ్నిహోత్రమగ్నేర్వైవాగ్నేరగ్నిహోత్రం అగ్నేరగ్నిహోత్రమగ్నిహోత్రమేతర్హ్యేతర్హ్యగ్నిహోత్రమగ్నేరగ్నిహోత్రమేతర్హి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం ఏతర్హి ఖలు ఖల్వేతర్హ్యేతర్హి ఖలు వై వై ఖల్వేతర్హ్యేతర్హి ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏష వై ఖలు ఖలు వా ఏష వై వా ఏష జాతో జాత ఏష వై వా ఏష జాత ఏష జాతో జాత ఏష జాతో యర్హి యర్హి జాత ఏష జాతో యర్హి జాతో యర్హి యర్హి జాతో జాతో యర్హి సర్వ సర్వో యర్హి జాతో జాతో యర్హి సర్వ యర్హి సర్వ సర్వో యర్హి యర్హి సర్వశ్చిదశ్చిదః సర్వో యర్హి యర్హి సర్వశ్చిదః సర్వశ్చుతశ్చుతస్సర్వశ్చుతో జాతాయ జాతాయ చుతస్సర్వశ్చుతో జాతాయ ఏవైవ జాతాయ చుతస్సర్వశ్చుతో జాతాయ ఏవ జాతాయ ఏవైవ జాతాయ జాతాయ ఏవాస్మా అస్మా ఏవ జాతాయ జాతాయ ఏవాస్మై ఏవాస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అస్మా అన్నమన్నమస్మా అన్నమప్యప్యన్నమస్మా అన్నమపి అన్నమప్యప్యన్నమన్నమపి దధాతి దధాత్యప్యన్నమన్నమపి దధాతి అపి దధాతి దధాత్యప్యపి దధాతి స సమదధాత్యప్యపి దధాతి స దధాతి స సమదధాతి దధాతి స ఏనమేన కోస దధాతి దధాతి స ఏనం స ఏనమేన కోస స ఏనం ప్రేత ప్రేత ఏన కోస స ఏనం ప్రేత ఏనం ప్రేత ప్రేణాది ప్రేణాది ప్రేత ఏనమేనం ప్రేత ప్రేణాది ప్రేత ప్రేణాది ప్రేణాది వసీయాన్ వసీయాన్ ప్రేణాది ప్రేత ప్రేణాది వసీయాన్ ప్రేణాది వసీయాన్ వసీయాన్ ప్రేణాది ప్రేణాది వసీయాన్ భవతి భవతి వసీయాన్ ప్రేణాది ప వసీయాన్ భవతి భవతి వసీయాన్ వసీయాన్ భవతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో భవతి వసీయాన్ వసీయాన్ భవతి బ్రహ్మవాదినః భవతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో భవతి భవతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో భవతి భవతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి యద్వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి యత్ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి యద్యద్వదంతి వదంతి యదేశ ఏష యద్వదంతి వదంతి యదేశ యదేశ ఏష యద్యదేశగార్హవత్యోగార్హవత్య ఏష యద్యదేశగార్హవత్యః ఏషగార్హవత్యోగార్హవత్య ఏష ఏషగార్హవత్యస్తీయతే దీయతే గార్హవత్య ఏష ఏషగార్హవత్యస్తీయతే గార్హవత్యస్తీయతే దీయతే గార్హవత్యోగార్హవత్యస్తీయతే సాధ దీయతే గార్హవత్యోగార్హవత్యస్తీయతే గార్హవత్యైతి గార్హవత్య చీయతే సాధ చీయతే చీయతే ధక్వాథ చీయతే చీయతే ధక్వ అధక్వ క్వాధక్వాహవనీయ ఆహవనీయో శ్యాహవనీయ ఆహవనీయో శ్యాహవనీయైతీత్యాహవనీయో శ్యాహవనీయైతి ఆహవనీయైతీత్యాహవనీయ ఆహవనీయైత్యసావసావిత్యాహవనీయ ఆహవనీయైత్యసౌ ఆహవనీయైత్యాహవనీయసావసావిదిత్యసావాదిత్యాదిత్యోసావిదిత్యసావాదిత్యసావాదిత్యాదిత్యోసావసావాదిత్యైదిత్యాదిత్యోసావసావాదిత్యైతి ఆదిత్యైదిత్యాదిత్యాదిత్యైతి బ్రూయాత్ బ్రూయాదిత్యాదిత్యైతి బ్రూయాత్ ఇది బ్రూయాత్ బ్రూయాదిదేతి బ్రూయాదేతస్మిన్నేతస్మిన్ బ్రూయాదిదేతి బ్రూయాదేతస్మిన్ బ్రూయాదేతస్మిన్నేతస్మిన్ బ్రూయాద్ బ్రూయాదేతస్మిహిత్యేతస్మిన్ బ్రూయాద్ బ్రూయాదేతస్మిహి ఏతస్మిహిత్యేతస్మిన్నేతస్మిహి సర్వాభ్యసర్వాభ్యోహ్యేతస్మిన్నేతస్మిహి సర్వాభ్యసర్వాభ్యోహి సర్వాభ్యోదేవతాభ్యో దేవతాభ్యసర్వాభ్యోహి సర్వాభ్యో దేవతాభ్య సర్వాభ్యో దేవతాభ్యో దేవతాభ్యసర్వాభ్యసర్వాభ్యో దేవతాభ్యో జిహ్వది జిహ్వది దేవతాభ్యసర్వాభ్యసర్వాభ్యో దేవతాభ్యో జిహ్వది దేవతాభ్యో జిహ్వది జిహ్వది దేవతాభ్యో దేవతాభ్యో జిహ్వది యో యో జిహ్వది దేవతాభ్యో దేవతాభ్యో జిహ్వది యః జిహ్వది యో యో జిహ్వది జిహ్వది య ఏవమేవం యో జిహ్వది జిహ్వది య ఏవం ఏమేవయ ఏం విద్వాన్ విద్వాన్ేవయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వాన్ేవమేవం విద్వానగ్నిమగ్నిం విద్వాన్ేవమేవం విద్వానగ్నిం విద్వానగ్నిమగ్నిం విద్వాన్ విద్వానగ్నిం చినుతే చినుతేగ్ని విద్వాన్ విద్వానగ్నిం చినుతే అగ్నిం చినుతే చినుతేగ్నిమగ్నిం చినుతే సాక్షాత్ సాక్షాత్ చినుతేగ్నిమగ్నిం చినుతే సాక్షాత్ చినదే సాక్షాత్ సాక్షాత్ చినదే చినదే సాక్షాదేవైవ సాక్షాత్ చినదే చినదే సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ దేవత దేవత ఏవ సాక్షాత్ సాక్షాదేవ దేవత సాక్షాదిది సాక్షాత్ ఏవ దేవత దేవత ఏవైవ దేవత అర్ధాత్యర్ధాది దేవత ఏవైవ దేవత అర్ధాది దేవత అర్ధాత్యర్ధాది దేవత దేవత అర్ధాత్యగ్నేగ్నర్ధాది దేవత దేవత అర్ధాత్యగ్నే అర్ధాత్యగ్నేగ్నర్ధాత్యర్ధాత్యగ్నే యశస్విన యశస్విన్నగ్న అర్ధాత్యర్ధాత్యగ్నే యశస్విన్ అగ్నే యశస్విన యశస్విన్నగ్నేగ్నే యశస్విన యశసా యశసా యశస్విన్నగ్నేగ్నే యశస్విన యశసా యశస్విన యశసా యశసా యశస్విన యశస్విన యశసేమమిమ యశసా యశస్విన యశస్విన యశసేమం యశసేమమిమం యశసా యశసేమమర్పయార్పయేమం యశసా యశసేమమర్పయార్పయేమమిమమర్పయేంద్రావతీమిమమర్పయేంద్రావతీమర్పయేంద్రావతీం అర్పయేంద్రావతీమింద్రావతీమర్పయార్పయేంద్రావతీమపచతీమపచతీమింద్రావతీమర్పయార్పయేంద్రావతీమపచతీం ఇంద్రావతీమపచతీమపచతీమింద్రావతీమింద్రావతీమపచతీమిహేహాపచతీమింద్రావతీమింద్రావతీమపచతీమిహ ఇంద్రావతీమిదేంద్రావతీమిహేహాపచిదేమపచిదేమిహేహాపచిదేమపచిదేమిహ అపచిదేమిత్యపచిదేమిహేహేహావహమహేహేహావహ ఆవహవహావహ ప్రహేతివహ అయం మూర్ధా మూర్ధాయమయం మూర్ధా పరమేష్ఠీ పరమేష్ఠీ మూర్ధాయమయం మూర్ధా పరమేష్ఠీ మూర్ధా పరమేష్ఠీ పరమేష్ఠీ మూర్ధా మూర్ధా పరమేష్ఠీ సువత్రా సువత్రా పరమేష్ఠీ మూర్ధా మూర్ధా పరమేష్ఠీ సువత్రా పరమేష్ఠీ సువచ్చా సువచ్చా పరమేష్ఠీ పరమేష్ఠీ సువచ్చా సమానా నాగం సమానా నాగం సువచ్చా పరమేష్ఠీ పరమేష్ఠీ సువచ్చా సమానా సువచ్చా సమానా నాగం సమానా నాగం సువచ్చా సువచ్చా సమానా ఉత్తమశ్లోక ఉత్తమశ్లోక సమానా నాగం సువచ్చా సువచ్చా సమానా ఉత్తమశ్లోక సువచ్చా ఇది సువచ్చా సమానామత్తమశ్లోక ఉత్తమశ్లోక సమానాగం సమానామత్తమశ్లోకోస్తు ఉత్తమశ్లోక సమానాగం సమానామత్తమశ్లోకోస్తు ఉత్తమశ్లోకోస్తు ఉత్తమశ్లోక ఉత్తమశ్లోకోస్తు ఉత్తమశ్లోక ఇత్యుత్తమ శ్లోక అస్తిత్యస్తు భద్రం పశ్యంత పశ్యంతో భద్రం భద్రం పశ్యంత ఉపోపశ్యంతో భద్రం భద్రం పశ్యంత ఉప పశ్యంత ఉపోపశ్యంత పశ్యంత ఉపసేదుస్యేదురుపశ్యంత పశ్యంత ఉపసేదు ఉపసేదుస్యేదురుపోపసేదురగ్రే సేదురుపోపసేదురగ్రే సేదురగ్రేగ్రే సేదుస్యేదురగ్రేతమస్తపోగ్రే సేదుస్యేదురగ్రే తప అగ్రేతమస్తపోగ్రే గ్రే తపో దీక్షాం దీక్షాం తమోగ్రే గ్రే తపో దీక్షాం తపో దీక్షాం దీక్షాంతమస్తపో దీక్షాముషయ అషయో దీక్షాంతమస్తపో దీక్షాముషయ దీక్షాముషయ అశ్రయో దీక్షాన్ దీక్షాముషయస్సు వర్విదస్సు వర్విద అశ్రయో దీక్షాన్ దీక్షాముషయస్సు వర్విద అషయస్సు వర్విదస్సు వర్విద అషయ అషయస్సు వర్విద సువర్విద ఇది సుమహాద్విద తత క్షత్రం క్షత్రం తదస్తద క్షత్రం బలం బలం క్షత్రం తదస్తద క్షత్రం బలం క్షత్రం బలం బలం క్షత్రం క్షత్రం బలమోజ ఓజో బలం క్షత్రం క్షత్రం బలమోజ బలమోజ ఓజో బలం బలమోజశ్చౌజో బలం బలమోజశ్చ ఓజశ్చౌజ ఓజశ్చ జాతం జాతం చౌజ ఓజశ్చ జాతం జాతం జాతం జాతం తత్తజ్జాతం జాతం తద్ జాతం తత్తజ్జాతం జాతం తదస్మాహస్మై తజ్జాతం జాతం తదస్మై తదస్మాహస్మై దత్తదస్మై దేవా దేవా అస్మై దత్తదస్మై దేవా అస్మై దేవా దేవా అస్మాస్మై దేవా అభ్యభిదేవా అస్మాస్మై దేవా అభి దేవా అభ్యభిదేవా దేవా అభిసగుంసమభిదేవా దేవా అభిసం అభిసగం సమభ్యభి సన్నమంత నమంత సమభ్యభి సన్నమంతు సన్నమంత నమంత సగం సన్నమంతు నమంతి నమంతు ధాతా విధాతా విధాత ధాతా ధాతా విధాత పరమా పరమా విధాత ధాతా ధాతా విధాత పరమా విధాత పరమా పరమా విధాత విధాత పరమోత పరమా విధాత విధాత పరమోత విధాతేతి విధాత పరమోతోత పరమా పరమోద సందృక్ సందృగత పరమా పరమోద సందృగ ఉత సందృక్ సందృగతోత సందృగ్ ప్రజాపతి ప్రజాపతి సందృగతోత సందృక్ ప్రజాపతి సందృక్ ప్రజాపతి ప్రజాపతి సందృక్ సందృక్ ప్రజాపతి పరమేష్ఠీ పరమేష్ఠీ ప్రజాపతి సందృక్ సందృక్ ప్రజాపతి పరమేష్ఠీ సందృగ ప్రజాపతి పరమేష్ఠీ పరమేష్ఠీ ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీ విరాజా విరాజా పరమేష్ఠీ ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీ విరాజా ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీ విరాజా విరాజా పరమేష్ఠీ పరమేష్ఠీ విరాజా విరాజేతి విరాజా స్తోమాశ్చందాగుంసి ఛందాగుంసి స్తోమాస్తోమాశ్చందాగుంసి నివిదో నివిదశ్చందాగుంసి స్తోమాస్తోమాశ్చందాగుంసి నివిద ఛందాగుంసి నివిదో నివిదశ్చందాగుంసి ఛందాగుంసి నివిదో మే మే నివిదశ్చందాగుంసి ఛందాగుంసి నివిదో మే నివిదో మే మే నివిదో నివిదో మహాహురాహుర్మే నివిదో నివిదో మహాహు నివిద ఇది నివిద మాహురాహుర్మే మహాహురేతస్మా ఏతస్మా ఆహుర్మే మహాహురేతస్మై ఆహురేతస్మా ఏతస్మా ఆహురాహురేతస్మై రాష్ట్రగో రాష్ట్రమేతస్మా ఆహురాహురేతస్మై రాష్ట్రం ఏతస్మై రాష్ట్రగో రాష్ట్రమేతస్మా ఏతస్మై రాష్ట్రమభ్యభి రాష్ట్రమేతస్మా ఏతస్మై రాష్ట్రమభి రాష్ట్రమభ్యభి రాష్ట్రగో రాష్ట్రమభిసగోసమభి రాష్ట్రగో రాష్ట్రమభిసం అభిసగోసమభ్యభి సన్నమామ నమామ సమభ్యభి సన్నమామ సన్నమామ నమామ సగో సన్నమామ నమామేతి నమామ అభ్యావర్తధ్వముపోభాభ్యావర్తధ్వమభ్యావర్తధ్వముపమామోపాభ్యావర్తధ్వమభ్యావర్తధ్వముపమా అభ్యావర్తధ్వమిత్యభి ఆవర్తధ్వం ఉపమామోపోపమామోపోపమా మా మామేతేత మామేత ఏతేతేత సాకగో సాకమితేత సాకం ఇత సాకగో సాకమితేత సాకమయమయగో సాకమితేత సాకమయం సాకమయమయగం సాకము సాకమయగం శాస్త శాస్తాయగం సాకగం సాకమయగం శాస్త అయగం శాస్త శాస్తాయమయగం శాస్తాధిపతిరధిపతి శాస్తాయమయగం శాస్తాధిపతి శాస్తాధిపతిరధిపతి శాస్త శాస్తాధిపతిర్గోబోధిపతి శాస్త శాస్తాధిపతిర్వ అధిపతిర్గోబోధిపతిరధిపతిర్వో అస్వస్థోధిపతిరధిపతిర్వోస్తు అధిపతిరిత్యధిపతి అస్వస్థ గోగో అస్సు అస్వ్యస్తు అస విజ్ఞానం విజ్ఞానమస్యా విజ్ఞానమన్మను విజ్ఞానమస్యా విజ్ఞానమను విజ్ఞానమన్మను విజ్ఞానం విజ్ఞానమనసమోసమను విజ్ఞానం విజ్ఞానమనసం విజ్ఞానమితి విజ్ఞానం అరసగోసమన్నరసగోరభద్రగోరభద్రమనుసమన్నరసగోరభద్రం సగోరభద్రగోరభద్రగోసగోసగోరభద్రమిమమిమగోరభద్రగోసగోరభద్రమిమం అభద్రమిమమిమగోరభద్రగోరభద్రమిమం పశ్చాత్పశ్చాదిమగోరభద్రగోరభద్రమిమం పశ్చాద్మం పశ్చాత్పశ్చాదిమమిమం పశ్చాదన్నను పశ్చాదిమమిమం పశ్చాదను పశ్చాదన్నను పశ్చాత్పశ్చాదను జీవాథ జీవాథాను పశ్చాత్పశ్చాదన జీవాథ అమర జీవాథ జీవాథాన్మన జీవాథ సర్వే సర్వే జీవాథాన్మన జీవాథ సర్వే జీవాథ సర్వే సర్వే జీవాథ జీవాథ సర్వే సర్వై సర్వే రాష్ట్రపత ఏతారాష్ట్రపుత ఏతా ఉపోపైతారాష్ట్రపుత రాష్ట్రపుత ఏతా ఉప రాష్ట్రభృత ఇది రాష్ట్రభృత ఏతా ఉపోపైత ఏతా ఉపదధాది దాత్యుపైత ఏతా ఉపదధాది ఉపదధాది దాత్యుపోపదధాత్యేషైషాదధాత్యుపోపదధాత్యేషా రాష్ట్రగో రాష్ట్రమస్మాదస్మాద్ రాష్ట్రం భృగుంశతే భృగుంశతే రాష్ట్రమస్మాద్రాష్ట్రం భృగుంశతే రాష్ట్రం భృగుంశతే రాష్ట్రగో రాష్ట్రమస్మాదస్మాద్రాష్ట్రం భృగుంశతే రాష్ట్రం భృగుంశతే భృగుంశతే రాష్ట్రగో రాష్ట్రం భృగుంశతే భృగుంశతే ఇది భృగుంశతే ఇది సా వై వై యథా వై పుత్రః పుత్రో వై యథా వై పుత్రః వై పుత్రో జాతో జాతః పుత్రో వై వై పుత్రో జాతః నిర్మంచ్యమిగ్నిః మంచ్యం కుర్యాద్మి కుర్యాత్ కుర్యాత్ విచ్ఛిన్యాత్ ఛిన్యాద్మి కుర్యాత్ కుర్యాత్ విచ్ఛిన్యాత్ విచ్ఛిన్యాచ్ఛిన్యాద్మి విచ్ఛిన్యాత్ భ్రాతృవ్యం భ్రాతృవ్యం ఛిన్యాద్మి విచ్ఛిన్యాత్ భ్రాతృవ్యం ఛిన్యాత్ భ్రాతృవ్యం భ్రాతృవ్యం ఛిన్యాత్ ఛిన్యాత్ భ్రాతృవ్యమస్మాస్మై భ్రాతృవ్యం ఛిన్యాత్ ఛిన్యాత్ భ్రాతృవ్యమస్మై భ్రాతృవ్యమస్మాస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై జనయేత్ జనయేదస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై జనయేత్ అస్మై జనయేత్ జనయేదస్మాస్మై జనయేత్ స జనయేదస్మాస్మై జనయేత్ స జనయేత్ స జనయేత్ జనయేత్ స ఏవైవ స జనయేత్ జనయేత్ స ఏవ స ఏవైవ స స ఏవ పునః పునరేవ స స ఏవ పునః ఏవ పునః పునరేవైవ పునః పరీధ్య పరీధ్య పునరేవైవ పునః పరీధ్య పునః పరీధ్య పరీధ్య పునః పునః పరీధ్య స్వాత్ స్వాత్ పరీధ్య పునః పునః పరీధ్య స్వాత్ పరేధ్య స్వాత్ స్వాత్ పరేధ్య పరేధ్య స్వాదేవైవ స్వాత్ పరేధ్య పరేధ్య స్వాదేవ పరేధ్య ఇది పరేధ్య స్వాదేవైవ స్వాత్ స్వాదేవైన మేనమేవ స్వాత్ స్వాదేవైనం ఏవైన మేనమేవైవైనయోనేర్యోనేరేనమేవైవైనయోనేర్జనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయుజనయు జనయతి యోనేర్యోనేర్జనయతి న జనయతి న జనయతి జనయతి నాస్మాస్మై న జనయతి జనయతి నాస్మై నాస్మాస్మై నాస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మై నాస్మై భ్రాతృవ్యం అస్మై భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్మాస్మై భ్రాతృవ్యం జనయతి జనయతి భ్రాతృవ్యమస్మాస్మై భ్రాతృవ్యం జనయతి భ్రాతృవ్యంజనయతి జనయతి భ్రాతృవ్యం భ్రాతృవ్యంజనయతి తమస్తమో జనయతి భ్రాతృవ్యం భ్రాతృవ్యంజనయతి తమః జనయతి తమస్తమో జనయతి జనయతి తమో వై వై తమో జనయతి జనయతి తమో వై తమో వై వై తమస్తమో వా ఏతమేతం వై తమస్తమో వా ఏతం వా ఏతమేతం వై వా ఏతం గృహ్ణాతి గృహ్ణాత్యేతం వై వా ఏతం గృహ్ణాతి ఏతం గృహ్ణాతి గృహ్ణాత్యేతమేతం గృహ్ణాతి యస్య గృహ్ణాత్యేతమేతం గృహ్ణాతి యస్య కృష్ణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణాదక్షిణ ఏవతమస్తమ ఏవైవ తమో మృత్యుం మృత్యంతమ ఏవైవ తమో మృత్యుం తమో మృత్యుం మృత్యుందమస్తమ మృత్యుమ పాప మృత్యుందమస్తమ మృత్యుమప మృత్యుమ పాప మృత్యుం మృత్యుమప హతే హతేప మృత్యుం మృత్యుమప హతే అపహతే హతే పాప హతే హిరణ్యగో హిరణ్యగో హతే పాప హతే హిరణ్యం హతే హిరణ్యగో హిరణ్యగో హతే హతే హిరణ్యం దదాతి దదాతి హిరణ్యగో హతే హతే హిరణ్యం దదాతి హిరణ్యం దదాతి దదాతి హిరణ్యగో హిరణ్యం దదాతి జ్యోతిర్జ్యోతిర్దాతి హిరణ్యగో హిరణ్యం దదాతి జ్యోతి దాది జ్యోతిర్జ్యోతిర్దాతి దాది జ్యోగర్వై వై జ్యోతిర్దాతి దాది జ్యోగర్వై జ్యోగర్వై వై జ్యోతిర్జ్యోగర్వై హిరణ్యగో హిరణ్యం వై జ్యోతిర్జ్యోగర్వై హిరణ్యం వై హిరణ్యగో హిరణ్యం వై వై హిరణ్యం జ్యోతిషా జ్యోతిషా హిరణ్యం వై వై హిరణ్యం జ్యోతిషా హిరణ్యం జ్యోతిషా జ్యోతిషా హిరణ్యగో హిరణ్యం జ్యోతిషైవైవ జ్యోతిషా హిరణ్యగో హిరణ్యం జ్యోతిషైవ జ్యోతిషైవైవ జ్యోతిషా జ్యోతిషైవతమస్తమ ఏవ జ్యోతిషా జ్యోతిషైవతమ ఏవతమస్తమ ఏవైవ తమోపాపతమ ఏవైవ తమోప పతమస్తమోపహతే హతే పతమస్తమోపహతే అపహతే హతే పాపహతే థోహతో హతే పాపహతే థో హతే థోతో హతే హతే థో తేజస్తేజోథో హతే హతే థో తేజ అథో తేజస్తేజోథో అథో తేజో వై వై తేజోథో అథో తేజో వై అథో ఇత్యథో తేజో వై వై తేజస్తేజో వై హిరణ్యగో హిరణ్యం వై తేజస్తేజో వై హిరణ్యం వై హిరణ్యగో హిరణ్యం వై వై హిరణ్యం తేజస్తేజో హిరణ్యం వై వై హిరణ్యం తేజ హిరణ్యం తేజస్తేజో హిరణ్యగో హిరణ్యం తేజ ఏవైవ తేజో హిరణ్యగో హిరణ్యం తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవాత్మన్నాత్మన్నేవ తేజస్తేజ ఏవాత్మన్న ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నేవైవాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే శుభస్వద్ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే శుభ ధత్తే శుభస్వద్ధత్తే ధత్తే సువర్ణన సువర్ధత్తే ధత్తే సువర్ణ సువర్ణన సువస్సువర్ణ ఘర్మో ఘర్మో న సువస్సువర్ణ ఘర్మ న ఘర్మో ఘర్మో న ఘర్మ స్వాహ స్వాహ ఘర్మో న ఘర్మ స్వాహ ఘర్మ స్వాహ స్వాహ ఘర్మో ఘర్మ స్వాహ సువస్సువ స్వాహ ఘర్మో ఘర్మ స్వాహ స్వాహ స్వాహ సువస్సువ స్వాహ స్వాహ సువర్ణన సువస్వాహ స్వాహ సువర్ణ సువర్ణన సువస్సువర్ణార్కోర్కోన సువస్సువర్ణార్క నార్కోర్కోన నార్క స్వాహ స్వాహ కోన నార్క స్వాహ అర్క స్వాహ స్వాహార్కోర్క స్వాహ సువస్సువ స్వాహ కోర్క స్వాహ స్వాహ స్వాహ సువస్సువ స్వాహ స్వాహ సువర్ణన సువస్వాహ స్వాహ సువర్ణ సువర్ణన సువస్సువర్ణ శుక్ర శుక్రాన సువస్సువర్ణ శుక్ర న శుక్ర శుక్రాన శుక్ర స్వాహ స్వాహ శుక్రాన శుక్ర స్వాహ శుక్ర స్వాహ స్వాహ శుక్ర శుక్ర స్వాహ సువస్సువ స్వాహ శుక్ర శుక్ర స్వాహ స్వాహ స్వాహ సువస్సువ స్వాహ స్వాహ సువర్ణన సువస్వాహ స్వాహ సువర్ణ సువర్ణన సువస్సువర్ణ జ్యోతిర్జ్యోతిర్న సువస్సువర్ణ జ్యోతి జ్యోతిర్జ్యోతిర్ణన జ్యోతి స్వాహ స్వాహ జ్యోతిర్ణన జ్యోతి స్వాహ జ్యోతి స్వాహ స్వాహ జ్యోతిర్జ్యోతి స్వాహ సువస్సువ స్వాహ జ్యోతిర్జ్యోతి స్వాహ స్వాహ స్వాహ సువస్సువ స్వాహ స్వాహ సువర్ణన సువస్వాహ స్వాహ సువర్ణ సువర్ణన సువస్సువర్ణ సూర్య సూర్యోన సువస్సువర్ణ సూర్య సూర్య సూర్యోన సూర్య స్వాహ స్వాహ సూర్యోన సూర్య స్వాహ సూర్య స్వాహ స్వాహ సూర్య సూర్య స్వాహ కోర్క స్వాహ సూర్య సూర్య స్వాహ క స్వాహ కోర్క స్వాహ స్వాహ కో వై వార్క స్వాహ స్వాహ కో వై అర్కో వై వార్కోర్కో వా ఏష ఏష వా అర్కోర్కో వా ఏష వా ఏష ఏష వై వా ఏష యజ్ఞదేశ వై వా ఏష యద్ ఏష యజ్ఞదేశ ఏష యజ్ఞరగ్నిర్యదేశ ఏష యజ్ఞి యజ్ఞరగ్నిర్యజ్ఞరగ్నిరసావసావగ్నిర్యజ్ఞరగ్నిరసౌ అగ్నిరసావసావగ్నిరగ్నిరసావాదిత్య ఆదిత్యోసావగ్నిరగ్నిరసావాదిత్య అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్యోశ్వమేధోశ్వమేధ ఆదిత్యోసావసావాదిత్యోశ్వమేధ ఆదిత్యోశ్వమేధోశ్వమేధ ఆదిత్య ఆదిత్యోశ్వమేధో యద్యశ్వమేధ ఆదిత్య ఆదిత్యోశ్వమేధోయ అశ్వమేధో యద్యశ్వమేధోశ్వమేధో యేత ఏతశ్వమేధోశ్వమేధో యేత అశ్వమేధ ఇత్యశ్వమేధ యేత ఏత యజ్ఞేత ఆహుతేరాహుతేరేత యజ్ఞేత ఆహుతీ ఏత ఆహుతేరాహుతేరేత ఏత ఆహుతేర్జ్యోతి జ్యోత్యాహుతేరేత ఏత ఆహుతేర్జ్యోతి ఆహుతేర్జ్యోతి జ్యోత్యాహుతేరాహుతేర్జ్యోత్యర్కాశ్వమేధయోర్కాశ్వమేధయోర్జ్యోత్యాహుతేరాహుతేర్జ్యోత్యర్కాశ్వమేధయో ఆహుతేర్జ్యాహుతి జ్యోతిర్కాశ్వమేధయోర్కాశ్వమేధయోర్జ్యోతిర్కాశ్వమేధయోర్కాశ్వమేధయోర్కాశ్వమేధయోర్వ అర్కాశ్వమేధయోర్కాశ్వమేధయోర్కాశ్వమేధయోరేవ జ్యోతిగుంషి జ్యోతిగుంషేవార్కాశ్వమేధయోర్కాశ్వమేధయోరేవ జ్యోతిగుంషి అర్కాశ్వమేధయోరిత్యర్కా అశ్వమేధయోః ఏవ జ్యోతిర్గుంషి జ్యోతిగుష్యేవైవ జ్యోతిర్గుంషి సగుంసం జ్యోతిగుష్యేవైవ జ్యోతిర్గుంషితం జ్యోతిగుంషితగుంసం జ్యోతిగుంషి జ్యోతిగుంషి సందధాతి దధాతి సంజ్యోతిగుంషి జ్యోతిగుంషి సందధాతి సందధాతి దధాతి సగుం సందధాత్యేష ఏష దధాతి సగుం సందధాత్యేష దధాత్యేష ఏష దధాతి దధాత్యేష హైష దధాతి దధాత్యేష ఏష హైష ఏష హతు హైష ఏష హతు హతుః హత్వై వైతుః హత్వై త్వై వైదుత్వా అర్కాశ్వమేధ్యర్కాశ్వమేధి వైదుత్వా అర్కాశ్వమేధి వార్కాశ్వమేధ్యర్కాశ్వమేధి వై వార్కాశ్వమేధి యస్యేస్యార్కాశ్వమేధి వై వార్కాశ్వమేధి యస్యార్కాశ్వమేధి యస్యేస్యార్కాశ్వమేధ్యర్కాశ్వమేధి యస్యైతదేతద్ అర్కాశ్వమేధేత్యర్కా అశ్వమేధి యస్యైతదేతద్యస్యేస్యైతదగ్నావగ్నావేతద్యస్యేస్యైతదగ్నౌ ఏతదగ్నావగ్నావేతదేతదగ్నౌ క్రియతే క్రియతేగ్నావేతదేతదగ్నౌ క్రియతే అగ్నౌ క్రియతే క్రియతేగ్నావగ్నౌ క్రియత ఆప ఆప క్రియతేగ్నావగ్నౌ క్రియత ఆప క్రియత ఆప ఆప క్రియతే క్రియత ఆపో వై వా ఆప క్రియతే క్రియత ఆపో వై ఆపో వై వా ఆప ఆపో వా ఇదమిదం వా ఆప ఆపో వా ఇదం వా ఇదమిదం వై వా ఇదమగ్రేగ్ర ఇదం వై వా ఇదమగ్రే ఇదమగ్రేగ్ర ఇదమిదమగ్రే సలిలగుం సలిలమగ్ర ఇదమిదమగ్రే సలిలం అగ్రే సలిలగుం సలిలమగ్రేగ్రే సలిలమాసీదాసీత్ సలిలమగ్రేగ్రే సలిలమాసీద సలిలమాసీదాసీత్ సలిలగుం సలిలమాసీత్ స ఆసీత్ సలిలగుం సలిలమాసీత్ స ఆసీత్ స ఆసీదాసీత్ స ఏదామేదాగుం స ఆసీదాసీత్ స ఏదాం సేదామేదాగుంసత ఏదాం ప్రజాపతి ప్రజాపతిరేతాగుంసత ఏదాం ప్రజాపతి ఏదాం ప్రజాపతి ప్రజాపతిరేతామేదాం ప్రజాపతి ప్రథమాం ప్రథమాం ప్రజాపతిరేతామేదాం ప్రజాపతి ప్రథమాం ప్రజాపతి ప్రథమాం ప్రథమాం ప్రజాపతి ప్రజాపతి ప్రథమాంచితిం ప్రథమాం ప్రజాపతి ప్రజాపతి ప్రథమాంచితిం ప్రజాపతిరితి ప్రజాపతి ప్రథమాంచితిం ప్రథమాం ప్రథమాంచితమవశ్యమవశ్యచితిం ప్రథమాం ప్రథమాంచితమవశ్యత చిదమవశ్యదవశ్యచిదిదమవశ్యత్తాంతామవశ్యచిదిదమవశ్యత్తాంతామవశ్యదవశ్యత్తాముపోపతామవశ్యదవశ్యత్తాముప తాముపోపతాంతామపాధత్తాధత్తోపదాంతామపాధత్తాధత్తోపోపాధత్తదత్తదత్తదత్తదీయమియంతదత్తాదత్తదీయమియంతత్తదీయమభవదభవదీయంతత్తదీయమభవద ఇయమభవదభవదీయమియమభవత్తమభవదీయమియమభవత్తమభవత్తమభవదభవత్తం విశ్వకర్మా విశ్వకర్మా తమభవదభవత్తం విశ్వకర్మాకర్మాకర్మాకందం విశ్వకర్మా బ్రవీదబ్రవీద్ విశ్వకర్మాకందం విశ్వకర్మాబ్రవీద్ విశ్వకర్మాబ్రవీదబ్రవీద్ విశ్వకర్మా విశ్వకర్మాబ్రవీదుపోవాబ్రవీద్ విశ్వకర్మా విశ్వకర్మాబ్రవీదుప విశ్వకర్మేది విశ్వకర్మా అబ్రవీదుపోవాబ్రవీదబ్రవీదుపత్వాత్వోపాబ్రవీదబ్రవీదుపత్వాపత్వాత్వోపోపత్వాత్వోపోపత్వాత్వాత్వాయాన్యయాన్యాత్వాత్వాయాని ఆయాన్యయాన్యయానీతీత్యయాన్యయానీతినేత్యయాన్యయానీతినేత్యయాన్యయానీతినేహేహనేతినేహ ఏహేహ నమేహ లోకో లోక ఇహ నమేహ లోక ఇహ లోకో లోక ఇహేహ లోకోస్తి లోక ఇహేహ లోకోస్తి లోకోస్తి లోకో లోకోస్తిస్తి లోకో లోకోస్తి అస్తిబ్రవీరబ్రవీదిత్యస్తిబ్రవీర్బ్రవీరబ్రవీదిత్యబ్రవీత్ సో బ్రవీదిత్యబ్రవీత్స అబ్రవీత్సోబ్రవీదప్రవీత్స ఏదామేదాగుంసో బ్రవీదప్రవీత్స ఏదాం ఏదామేదాగుంసత ఏదాం ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయాన్ ద్వితీయా

ప్రవీదుపోపాయాన్యయాన్యాత్రాయాని ఆయాన్యయాన్యాయానీతి అయానీతిరనేత్యయాన్యయానీతిన ఇది హనేహనేహలోకస్తిలోకస్తిలోకస్తిస్తిలోకస్తిస్తిలోకస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్తిస్ అబ్రవీత్స అబ్రవీత్స విశ్వకర్మాణం విశ్వకర్మాణ కోసో అబ్రవీత్స విశ్వకర్మాణం స విశ్వకర్మాణం విశ్వకర్మాణ కోసస విశ్వకర్మాణం చ విశ్వకర్మాణ కోసస విశ్వకర్మాణం చ విశ్వకర్మాణం చ విశ్వకర్మాణం విశ్వకర్మాణం చ యజ్ఞం యజ్ఞం చ విశ్వకర్మాణం విశ్వకర్మాణం చ యజ్ఞం విశ్వకర్మాణమిది విశ్వకర్మాణం యజ్ఞం యజ్ఞం చ యజ్ఞం చ యజ్ఞం చ యజ్ఞం చ యజ్ఞం చ యజ్ఞం యజ్ఞం చ బ్రవీద బ్రవీత్ యజ్ఞం యజ్ఞం చ బ్రవీద చాబ్రవీద బ్రవీత్ చాబ్రవీదుపోవీత్ చాబ్రవీదుప అబ్రవీదుపోవీద ప్రవేదుపవాం వాముపాబ్రవీద ప్రవేదుపవాం ఉపవాం వాముపోప వామా వాముపోప వామా వామా వాం వామాయాన్యయాన్యా వాం వామాయాని ఆయాన్యయాన్యాని దీత్యయాన్యాని అయాని దీత్యయాన్యాని దిన నేత్యయాన్యాని దిన జననేతి గణేహేహనేతి గణేహ నేహేహననేహ లోకో లోక ఇహననేహ లోక ఇహ లోకో లోక ఇహేహ లోకోస్తి లోక ఇహేహ లోకోస్తి లోకోస్తి లోకో లోకోస్తి దీత్యస్తి లోకో లోకోస్తి అస్తి దీత్యస్తిత్య బ్రూతామబ్రూతామిత్యస్తిత్య బ్రూతా ఇత్య బ్రూతామ బ్రూతామి దీత్య బ్రూతాగుంససో బ్రూతామి దీత్య బ్రూతాగుంస అబ్రూతాగుంససో బ్రూతామ బ్రూతాగుంస ఏతామేతాగుంసో బ్రూతామ బ్రూతాగుంస ఏతాం స ఏతామేతాగుంసస ఏతాం తృతీయాం తృతీయామేతాగుంసస ఏతాం తృతీయాం ఏతాం తృతీయాం తృతీయామేతామేతాం తృతీయాం చికించిదిం తృతీయామేతామేతాం తృతీయాంచిదిం తృతీయాంచికించిం తృతీయాన్ తృతీయాంచిమవశ్యలవశ్యచ్చిం తృతీయాన్ తృతీయాంచిమవశ్యలవశ్యచ్చిమవశ్యత్తామపశ్యచ్చిమవశ్యత్తామపశ్యలవశ్యత్తామపోపతామపశ్యలవశ్యత్తామప తామపోపదాంతామపాధత్తాధత్తోపదాంతామపాధత్తపాధత్తాధత్తోపాధత్తదత్తోపాధత్త ప్రజాపతిమ్రజాపతిమాదిత్యాదిత్యస్వభవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవద్భవ అయాన్యయాన్యయానీతి అయానీతిహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహేహే ఇత్యబ్రవీత్ ఇత్యబ్రవీదబ్రవీదిదీత్యబ్రవీత్ సో బ్రవీదిదీత్యబ్రవీత్ సహ అబ్రవీత్స విశ్వకర్మాణం విశ్వకర్మాణ పుంసో అబ్రవీత్స విశ్వకర్మాణం విశ్వకర్మాణం విశ్వకర్మాణకోసత విశ్వకర్మాణం చ విశ్వకర్మాణకోసత విశ్వకర్మాణం చ విశ్వకర్మాణం చ విశ్వకర్మాణం విశ్వకర్మాణం చ యజ్ఞం యజ్ఞం చ విశ్వకర్మాణం విశ్వకర్మాణం చ యజ్ఞం విశ్వకర్మాణమితి విశ్వకర్మాణం చ యజ్ఞం యజ్ఞం చ యజ్ఞం చ యజ్ఞం చ యజ్ఞం చ యజ్ఞం చ యజ్ఞం యజ్ఞం చ అబ్రవీద బ్రవీత్ చ యజ్ఞం యజ్ఞం చ అబ్రవీద్ చాబ్రవీద బ్రవీత్ చాబ్రవీదుపోవా అబ్రవీత్ చాబ్రవీదుప అబ్రవీదుపోవా అబ్రవీద ప్రవేదుపవాం వామువా అబ్రవీద ప్రవేదుపవాం ఉపవాం వామువోపవామా వామువోపవామా వామా వాం వామాయాన్యయాన్యావాం వామాయాని ఆయాన్యయాన్యాయాని దీప్త్యయాన్యాయానీతి అయాని దీప్త్యయాన్యయాని జననేత్యయాన్యయానీతిన ఇదనేతి దినేహే హనేతి దినేహ నేహే హననేహ లోకో లోక ఇహననేహ లోక ఇహ లోకో లోక ఇహేహ లోకోస్తిస్తు లోక ఇహేహ లోకోస్తి లోకోస్తిస్తు లోకో లోకోస్తి దీత్యస్తు లోకో లోకోస్తి అస్తి దీత్యస్త్యస్తిత్య బ్రూదామ బ్రూదామిత్యస్త్యస్తిత్య బ్రూదామ్ ్రూదామబ్రూదామిబ్రూదాకోసోబ్రూదామిబ్రూదాకోసోబ్రూదామబ్రూదాకోస పరమేష్ఠినం పరమేష్ఠినకోసోబ్రూదామబ్రూదాకోసపరమేష్ఠినం పరమేష్ఠినమబ్రవీద్ పరమేష్ఠినం పరమేష్ఠినమబ్రవీదుపోపాబ్రవీత్పరమేష్ఠినం అబ్రవీదుపోపాబ్రవీదప్రవేదపత్వాపోపత్వాపోపత్వాయాన్యయాన్యాయాన్ని ఆయాన్యయాన్యాయాని దీప్త్యయాన్యాయానీతి అయాని దీప్త్యయాన్యయానీతి కేన కేనేత్యయాన్యయానీతి కేన కేనేతీతి కేన మామా కేనేతీతి కేన మా కేన మామా కేన మోపయిష్యస్యుపయిష్యసి మా కేన మోపయిష్యసి మోపయిష్యస్యుపయిష్యసి మా మోపయిష్యసి దీప్త్యుపయిష్యసి మా మోపయిష్యసీతి ఉపయిష్యసి దీప్త్యుపయిష్యస్యుపయిష్యసీతి లోకం ప్రణయా లోకం ప్రణయేత్యుపయిష్యస్యుపయిష్యసీతి లోకం ప్రణయా ఉపయిష్యసీత్యుపా ఐష్యసి ఇది లోకం ప్రణయా లోకం ప్రణయేతీతి లోకం ప్రణయేతీతి లోకం ప్రణయేతీతి లోకం ప్రణయేతి లోకం ప్రణయేతీతి లోకం ప్రణయా లోకం ప్రణయేత్య ప్రవీర ప్రవీతి లోకం ప్రణయా లోకం ప్రణయేత్య ప్రవీర లోకం ప్రణయేతి లోకం ప్రణయా ఇత్య ప్రవీర ప్రవేది దేత్య ప్రవేత్తం తమ ప్రవేది దేత్య ప్రవేత్తం అప్రవేత్తం తమ ప్రవేద ప్రవేత్తం లోకం ప్రణయా లోకం ప్రణయా తమ ప్రవేద ప్రవేత్తం లోకం ప్రణయా లోకం ప్రణయా లోకం ప్రణయాతంతం లోకం ప్రణయోపేద పైల్లోకం ప్రణయాతంతం లోకం ప్రణయోపేద లోకం ప్రణయోపేదు పైల్లోకం ప్రణయా లోకం ప్రణయోపేత్ తస్మాత్ పైల్లోకం ప్రణయా లోకం ప్రణయోపేత్ తస్మాత్ లోకం ప్రణయేదు లోకం ప్రణయా ఉపైత్తస్మాత్ తస్మాదుపైల్పైత్తస్మాదయాతయామ్యయాతయామ్ని తస్మాదుపైల్పైత్తస్మాదయాతయామ్ని ఉపైదిత్యుపా ఐర్ తస్మాదయాతయామ్నియాతయామ్నేతస్మాత్తస్మాదయాతయామ్నే లోకం ప్రణా లోకం ప్రణాయాతయామ్నేతస్మాత్తస్మాదయాతయామ్నే లోకం ప్రణా అయాతయామ్నే లోకం ప్రణా లోకం ప్రణాయాతయామ్నియాతయామ్నే లోకం ప్రణాయాతయామాయాతయామా లోకం ప్రణాయాతయామ్నియాతయామ్నే లోకం ప్రణాయాతయామా అయాతయామ్నేత్యయాతయామ్ని లోకం ప్రణాయాతయామాయాతయామా లోకం ప్రణా లోకం ప్రణాయాతయామాహి చయాతయామా లోకం ప్రణా లోకం ప్రణాయాతయామాహి లోకం ప్రణేతు లోకం ప్రణా అయాతయామాహి చయాతయామాయాతయామాహ్యసావసౌ హ్యయాతయామాయాతయామాహ్యసౌ అయాతయామేత్యయాతయామాహ్యసావసౌ అసావాదిత్య ఆదిత్యస్థాగుస్థానాదిత్యోసావసావాదిత్యస్థాన్ ఆదిత్యస్థాగుస్థానాదిత్యస్థానుషయ ఋషయస్థానాదిత్యస్థాన్ ఋషయ ఋషయస్థాగుస్థానుషయో ప్రవన్న ప్రవన్ ఋషయస్థాగుస్థానుషయో ప్రవన్ ఋషయో ప్రవన్న ప్రవన్ ఋషయ ఋషయో ప్రవన్నుపోప ఆ ప్రవన్ ఋషయ ఋషయో ప్రవన్నుప అప్రవన్నుపోప ఆ ప్రవన్న ప్రవన్నుప ఉప ఉప ఆ ప్రవన్న ప్రవన్నుపవ ఉపవోవ ఉపోపవ ఆవ ఉపోపవ ఆ ఆవోవ ఆయామాయామావోవ ఆయామ ఆయామాయామేతీత్యయామాయామేతి అయ్యామేతీత్యయామాయామేతికేన ఉపైష్యథోపైష్యథ నహ్కేనేతీతికేన ఉపైష్యథ ఇది భూమ్నా భూమ్నేతీతి భూమ్నేతీతి భూమ్నేతీతి భూమ్నేతి భూమ్నేతీతి భూమ్నా భూమ్నేత్య బ్రువన్న బ్రువన్నితి భూమ్నా భూమ్నేత్య బ్రువన్న ఇత్య బ్రువన్న బ్రువన్నదేత్య బ్రువంతాగుస్థాన బ్రువన్నదేత్య బ్రువంతాగుస్థాన బ్రువన్న బ్రువంతాన్ ద్వాభ్యాన్ ద్వాభ్యాన్ దాన బ్రువన్న బ్రువంతాన్ ద్వాభ్యాన్ అగ్నిజిద్యేయాద్ పక్షిణ ప్రక్షిణోస్నీయాద్ స్నీయాద్ పక్షిణ ప్రక్షిణోస్నీయాత్ తమస్నీయాద్ పక్షిణ ప్రక్షిణోస్నీయాత్ తమ స్నీయాద్ తమస్నీయాద్ స్నీయాత్తమేవైవ తమస్నీయాద్ స్నీయాత్తమేవ త్వమేవైవ దంతమేవాగ్నిమగ్నిమేవదంతమేవాగ్నిం ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిమజ్జాదజ్జాదగ్నిమేవైవాగ్నిమజ్జాద్ అగ్నిమజ్జాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యాద్యా ఆచ్చేదృచ్చేదాచ్చేత్ సంవత్సరకో సంవత్సరమృచ్చేదాచ్చేత్ సంవత్సరం అచ్చేత్ సంవత్సరకో సంవత్సరమృచ్చేదృచ్చేత్ సంవత్సరం వ్రతం వ్రతకో సంవత్సరమృచ్చేదృచ్చేత్ సంవత్సరం వ్రతం సంవత్సరం వ్రతం వ్రతకో సంవత్సరకో సంవత్సరం వ్రతం చరేచ్చరేద్ వ్రతకో సంవత్సరకో సంవత్సరం వ్రతం చరేద్ సంవత్సరమిది సంవత్సరం వ్రతం చరేచ్చరేద్ వ్రతం వ్రతం చరేత్ సంవత్సరకో సంవత్సరం చరేద్ వ్రతం వ్రతం చరేత్ సంవత్సరం చరేత్ సంవత్సరకో సంవత్సరం చరేచ్చరేత్ సంవత్సరకో హి సంవత్సరం చరేచ్చరేత్ సంవత్సరకో హి సంవత్సరకో హి సంవత్సరకో సంవత్సరకో హి వ్రతం వ్రతకో హి సంవత్సరకో సంవత్సరకో హి వ్రతం సంవత్సరమిది సంవత్సరం వ్రతం వ్రతకో హి వ్రతన్న వ్రతకో హి వ్రతన్న వ్రతన్న వ్రతం వ్రతన్నాత్య దిన వ్రతం వ్రతన్నాతి నాత్య దినాతి పశు పశురతినాతి పశు అది పశు పశురత్యతి పశుర్వై వై పశురత్యతి పశుర్వై పశుర్వై వై పశు పశుర్వా ఏష వై పశు పశుర్వా ఏష వా ఏష వై వా ఏష యజ్ఞేష వై వా ఏషయత్ ఏష యజ్ఞేష ఏషయదగ్నిరగ్నిర్యేష ఏషయదగ్ని అగ్నిరగ్నిర్యజ్ఞనస్తి హనస్తి అగ్నిర్యజ్ఞనస్తి అగ్నిర్హనస్తి హనస్తిగ్నిరగ్నిర్హనస్తి ఖలు ఖలు హనస్త్యగ్నిరగ్నిర్హనస్తి ఖలు హనస్తి ఖలు ఖలు హనస్తి హనస్తి ఖలు వై వై ఖలు హనస్తి హనస్తి ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై తంతం వై ఖలు ఖలు వైతం వై తంతం వై వైతం పశు పశుస్తం వై వైతం పశు తం పశు పశుస్తంతం పశుర్యోయ పశుస్తంతం పశుర్య అశుర్యోయ పశు పశుర్య ఏనమేనయ్య పశు పశుర్య ఏనం ఏనమేనయ్యోయ ఏనం పురస్తాత్ పురస్తాదేనయ్యోయ ఏనం పురస్తాత్ ఏనం పురస్తాత్ పురస్తాదేనమేనం పురస్తాత్ ప్రత్యంజం ప్రత్యంజం పురస్తాదేనమేనం పురస్తాత్ ప్రత్యంజం పురస్తాత్ ప్రత్యంజం ప్రత్యంజం పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంజం ఉపచరచ్చుపచరది ప్రత్యంజం పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంజం ఉపచరది ప్రత్యంజముపజరచ్చుపచరది ప్రత్యంజం ప్రత్యంజం ఉపచరది తస్మాత్ తస్మాత్ ఉపచరది ప్రత్యంజం ప్రత్యంజం ఉపచరది తస్మాత్ ఉపచరది తస్మాత్ తస్మాత్ ఉపచరచ్చుపచరది తస్మాత్ పశ్చాత్ పశ్చాత్ తస్మాత్ ఉపచరచ్చుపచరది తస్మాత్ పశ్చాత్ ఉపచరదీత్యుపచరది పశ్చాత్ తస్మాత్ తస్మాత్ పశ్చాత్ ప్రాంగ్ ప్రాంగ్ పశ్చాత్ తస్మాత్ తస్మాత్ పశ్చాత్ ప్రాంగ్ పశ్చాత్ ప్రాంగ్ ప్రాంగ్ పశ్చాత్ పశ్చాత్ ప్రాంగ్ ఉపచర్య ఉపచర్య ప్రాంగ్ పశ్చాత్ పశ్చాత్ ప్రాంగ్ ఉపచర్య ప్రాంగ్ ఉపచర్య ఉపచర్య ప్రాంగ్ ప్రాంగ్ ఉపచర్య ఆత్మన ఆత్మన ఉపచర్య ప్రాంగ్ ప్రాంగ్ ఉపచర్య ఆత్మన ఉపచర్య ఆత్మన ఆత్మన ఉపచర్య ఉపచర్య ఆత్మనో హిగుంసాయ హిగుంసాయ ఆత్మన ఉపచర్య ఉపచర్య ఆత్మనో హిగుంసాయి ఉపచర్య ఇత్యుపాచర్య ఆత్మనో హిగుంసాయ అహిగుంసాయ ఆత్మన ఆత్మనో హిగుంసాయి తేజస్తేజో హిగుంసాయ ఆత్మన ఆత్మనో హిగుంసాయి తేజ అహిగుంసాయి తేజస్తేజో హిగుంసాయ అహిగుంసాయి తేజో తేజో హిగుంసాయ అహిగుంసాయి తేజోసి తేజో తేజస్తేజో తేజస్తేజో తేజ అసి తేజస్తేజో తేజో మే మే తేజో తేజో మే తేజో మే మే తేజస్తేజో మే యక్ష మే తేజస్తేజో మే యక్ష పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం అంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షమంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షాద్ అంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షమంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షాద్ అంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షమంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షాద్ అంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షమంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షాద్ అంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షమంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షాద్ అంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షమంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షాద్ అంతరిక్షయ్యేచ్ఛాంతరిక్షమంత ఇమానే వై వే మాని మానే వైతాభిరేతాభిరే వే మాని మానే వైతాభిః ఏవైతాభిరేతాభిరేవై వైతాభిర్లోకాల్లోకానేతాభిరేవై వైతాభిర్లోకాన్ ేతాభిర్లోకాన్ జ్యోతిష్మతో జ్యోతిష్మతో లోకానేతాభిరేతాభిర్లోకాన్ జ్యోతిష్మద లోకాన్ జ్యోతిష్మతో జ్యోతిష్మతో లోకాన్ లోకాన్ జ్యోతిష్మద కురుదే కురుదే జ్యోతిష్మతో లోకాన్ లోకాన్ జ్యోతిష్మద కురుదే జ్యోతిష్మద కురుదే కురుదే జ్యోతిష్మతో జ్యోతిష్మద కురుదే థో అథో కురుదే జ్యోతిష్మతో జ్యోతిష్మద కురుదే థో కురుదేథో అథో కురుతే కురుతేథో ఏతాభిరేతాభిరథో కురుతే కురుతేథో ఏతాభిః అథో ఏతాభిరేతాభిరథో అథో ఏతాభిరే వై వైతాభిరథో అథో ఏతాభిరేవ అథో ఇత్యథో ఏతాభిరే వై వైతాభిరేతాభిరేవాస్మా అస్మా ఏ వైతాభిరేతాభిరేవాస్మై ఏవాస్మా అస్మా ఏ వైవాస్మా ఇమైమే స్మా ఏ వైవాస్మా ఇమే అస్మా ఇమే స్మా అస్మా ఇమే లోకా లోకా ఇమే స్మా అస్మా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ప్రప్రలోకా ఇమ ఇమే లోకా ప్రలోకా ప్రప్రలోకా లోకా ప్రభాంతి భాంతి ప్రలోకా లోకా ప్రభాంతి ప్రభాంతి భాంతి ప్రప్రభాంతి భాంతి ప్రప్రభాంతి భాంతి యా భాంతి భాంతి యాస్తే తే యా భాంతి భాంతి యాస్తే యాస్తే తే యా యాస్తే అగ్నే అగ్నే తే యా యాస్తే అగ్నే తే అగ్నే అగ్నే తే తే అగ్నే సూర్యే సూర్యే అగ్నే తే తే అగ్నే సూర్యే అగ్నే సూర్యే సూర్యే అగ్నే అగ్నే సూర్యే రుచో రుచ సూర్యే అగ్నే అగ్నే సూర్యే రుచ సూర్యే రుచో రుచ సూర్యే సూర్యే రుచ ఉద్యత ఉద్యతో రుచ సూర్యే సూర్యే రుచ ఉద్యత రుచ ఉద్యత ఉద్యతో రుచో రుచ ఉద్యతో దివందివముద్యతో రుచో రుచ ఉద్యతో దివం ఉద్యతో దివందివముద్యత ఉద్యతో దివ మా తన్వంతి ఆ తన్వంతి దివముద్యత ఉద్యతో దివ మా తన్వంతి ఉద్యత ఇద్యతో యద దివ మా తన్వంతి ఆ తన్వంతి దివందివ మా తన్వంతి రశ్మిభి రశ్మిభిరా తన్వంతి దివందివ మా తన్వంతి రశ్మిభి ఆ తన్వంతి రశ్మిభి రశ్మిభిరా తన్వంతి ఆ తన్వంతి రశ్మిభి ఆ తన్వంతిత్యా తన్వంతి రశ్మిభిరిది రశ్మిభి తాభిః సర్వాభిః సర్వాభిస్తాభిస్తాభిః సర్వాభిరుచే రుచే సర్వాభిస్తాభిస్తాభిః సర్వాభిరుచే సర్వాభిరుచే రుచే సర్వాభిః సర్వాభిరుచే జనాయ జనాయ రుచే సర్వాభిః సర్వాభిరుచే జనాయ రుచే జనాయ జనాయ రుచే రుచే జనాయ నో నో జనాయ రుచే రుచే జనాయ నః జనాయ నో నో జనాయ జనాయ నస్కృతి కృతి నో జనాయ జనాయ నస్కృతి నస్కృతి కృతి నో నస్కృతి కృతి కృతి యావో భూయా యావో దేవా దేవా భూయా యావో దేవా భో దేవా దేవా భో భో దేవా సూర్యే సూర్యే దేవా భో భో దేవా సూర్యే దేవా సూర్యే సూర్యే దేవా దేవా సూర్యే రుచో రుచ సూర్యే దేవా దేవా సూర్యే రుచ సూర్యే రుచో రుచ సూర్యే సూర్యే రుచో ఘోషు ఘోషు రుచ సూర్యే సూర్యే రుచో ఘోషు రుచో ఘోషు ఘోషు రుచో రుచో ఘోష్వశ్వేష్వశ్వేషు ఘోషు రుచో రుచో ఘోష్వశ్వేషు ఘోష్వశ్వేష్వశ్వేషు ఘోషు ఘోష్వశ్వేషు యా అశ్వేషు ఘోషు ఘోష్వశ్వేషు యా అశ్వేషు యా అశ్వేష్వశ్వేషు యా రుచో రుచో యా అశ్వేష్వశ్వేషు యా రుచ యా రుచో రుచో యా రుచ రుచైతి రుచ ఇంద్రాగ్నేతాభిస్తాభిరింద్రాగ్ని ఇంద్రాగ్నేతాభిః సర్వాభిః సర్వాభిస్తాభిరింద్రాగ్ని ఇంద్రాగ్నేతాభిః సర్వాభిః ఇంద్రాగ్నిరింద్రాగ్ని తాభిః సర్వాభిః సర్వాభిస్తాభిస్తాభిః సర్వాభిరుచగోరుచకం సర్వాభిస్తాభిస్తాభిః సర్వాభిరుచం సర్వాభిరుచగోరుచకం సర్వాభిః సర్వాభిరుచం నో నోరుచకం సర్వాభిః సర్వాభిరుచం నః రుచన్నో నోరుచగోరుచం నో ధత్త ధత్త నోరుచగోరుచం నో ధత్త నో ధత్త ధత్త నో నో ధత్త బృహస్పతే బృహస్పతే ధత్త నో నో ధత్త బృహస్పతే ధత్త బృహస్పతే బృహస్పతే ధత్త ధత్త బృహస్పతే బృహస్పత ఇది బృహస్పతే రుచన్నో నోరుచగోరుచన్నో దేహి నోరుచగోరుచన్నో దేహి నో దేహి దేహి నో నో దేహి బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు దేహి నో నో దేహి బ్రాహ్మణేషు దేహి బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు దేహి దేహి బ్రాహ్మణేషు రుచగోరుచం బ్రాహ్మణేషు దేహి దేహి బ్రాహ్మణేషు రుచం బ్రాహ్మణేషు రుచగోరుచం బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు రుచగో రాజసు రాజసు రుచం బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు రుచగో రాజసు రుచగో రాజసు రాజసు రుచగో రుచగో రాజసు నో నో రాజసు రుచగో రుచగో రాజసు నః రాజసు నో రాజసు రాజసునస్కృతి కృతి నో రాజసు రాజసునస్కృతి రాజస్వితి రాజాసు నస్కృతి కృతి నో నస్కృతి కృధీతి కృధి రుచం విశ్వేషు విశ్వేషు రుచగోరుచం విశ్వేషు శూద్రేషు శూద్రేషు విశ్వేషు రుచగోరుచం విశ్వేషు శూద్రేషు విశ్వేషు శూద్రేషు శూద్రేషు విశ్వేషు విశ్వేషు శూద్రేషు మయి మయి శూద్రేషు విశ్వేషు విశ్వేషు శూద్రేషు మయి శూద్రేషు మయి మయి శూద్రేషు శూద్రేషు మయి దేహి దేహి మయి శూద్రేషు శూద్రేషు మయి దేహి మయి దేహి దేహి మయి మయి దేహి రుచా రుచా దేహి మయి మయి దేహి రుచా ేహిరుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుుచారుచారుచారుచారుుచారుుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారుచారు వా అగ్నిమగ్నిం వై వా అగ్నిశిఖ్యానస్య శిఖ్యానస్యాగ్నిం వై వా అగ్నిశిఖ్యానస్య అగ్నిశిఖ్యానస్య శిఖ్యానస్యాగ్నిమగ్నిశిఖ్యానస్య ఏషోయశ్చిఖ్యానస్యాగ్నిమగ్నిశిఖ్యానస్యేష ఇంద్రియమింద్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్రియంగ్ జానం చతమీ జానమీ జానం చతం చతమీ జానం వా వే జానం చతం చతమీ జానం వా ఈ జానం వా వే జానమీ జానం వాయుద్యత్వే జానమీ జానం వాయుత్ వాయుద్యత్వా వాయుదేత ఏతాయత్వా వాయుదేత యదేత ఏతాయుద్యదేత ఆహుతిరాహుతిరేత యుద్యదేత ఆహుతి ఏత ఆహుతిరాహుతిరేత ఏత ఆహుతిర్జుహోతి జుహోత్యాహుతిరేత ఏత ఆహుతిర్జుహోతి ఆహుతిర్జుహోతి జుహోత్యాహుతిరాహుతిర్జుహోత్యాత్మన్నాత్మన్ జుహోత్యాహుతిరాహుతిర్జుహోత్యాత్మన్ ఆహుతిర్జాహుతి జుహోత్యాత్మన్నాత్మన్ జుహోతి జుహోత్యాత్మన్నేవైవాత్మన్ జుహోతి జుహోత్యాత్మన్నేవ ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవ యశోయశ ఏవాత్మన్నాత్మన్నేవయశ ఏవ యశోయశ ఏవైవయశ ఇంద్రియమింద్రియం యశ ఏవైవయశ ఇంద్రియం యశ ఇంద్రియమింద్రియం యశోయశ ఇంద్రియం ధత్తే ధత్త ఇంద్రియం యశోయశ ఇంద్రియం ధత్తే ఇంద్రియం ధత్తే ధత్త ఇంద్రియమింద్రియం ధత్త ఈశ్వర ఈశ్వరో ధత్త ఇంద్రియమింద్రియం ధత్త ఈశ్వర ధత్త ఈశ్వర ఈశ్వరో ధత్తే ధత్త ఈశ్వరో వై వా ఈశ్వరో ధత్తే ధత్త ఈశ్వరో వై ఈశ్వరో వై వా ఈశ్వర ఈశ్వరో వా ఏష వా ఈశ్వర ఈశ్వరో వా ఏష వా ఏష వై వా ఏష ఆర్తిమార్తిమేష వై వా ఏష ఆర్తిమ్ ఏష ఆర్తిమార్తిమేష ఏష ఆర్తిమార్తోరార్తోరార్తిమేష ఏష ఆర్తిమార్తో ఆర్తిమార్తోరార్తోరార్తిమార్తిమార్తోర్యోయ ఆర్తోరార్తిమార్తిమార్తోర్య ఆర్తోర్యోయ ఆర్తోరార్తోర్యోగ్నిమగ్నియ ఆర్తోరార్తోర్యోగ్నిమ్ ఆర్తోరిత్యార్తో యోగ్నిమగ్నియోగ్నిన్వన్గశ్చన్వన్నగ్నియోగ్నిన్వన్ అధిక్రామత్యధిక్రామతిజన్మన్నగ్నిమగ్నిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మగ్నిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మగ్నిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతిజన్మన్నధిక్రామతి యామి బ్రహ్మణా బ్రహ్మణాయామయామి బ్రహ్మణా వందమానో బ్రహ్మణాయామయామి బ్రహ్మణా వందమానః బ్రహ్మణా వందమానో వందమానో బ్రహ్మణా వందమాన ఇది వందమానో బ్రహ్మణా వందమాన ఇది వందమానో వందమాన ఇది వారుణ్యా వారుణ్యేతి వందమానో వందమాన ఇది వారుణ్యా వారుణ్యేతి వారుణ్యచ్చ వారుణ్యేతి వారుణ్యచ్చ వారుణ్యచ్చ వారుణ్యేతి వారుణ్యచ్చ జుహయాద్ అజాజుహయాజుహయాదృగచ్చాజుహయాచ్ఛాంతి శాంతిర్జుహయాదృగచ్చాజుహయాచ్ఛాంతి ద్యుహయాచ్ఛాంతిశాంతిర్ద్యుహయాద్యుహయాచ్ఛాంతిరేవైవ శాంతిర్ద్యుహయాద్యుహయాచ్ఛాంతిరేవ శాంతిరేవైవ శాంతిశాంతిరేవైషైషైవ శాంతిశాంతిరేవైషా ేషాగ్నేరగ్నేరేషైవైషాగ్నేర్గుప్తిర్గుప్తిరగ్నేరేషైషాగ్నేర్గుప్తిర్గుప్తిరగ్నేరగ్నేర్గుప్తిరాత్మన ఆత్మనో గుప్తిరగ్నేరగ్నేర్గుప్తిరాత్మన గుప్తిరాత్మనాత్మనోగుప్తిర్గుప్తిరాత్మనో హరిష్కృత హరిష్కృత ఆత్మనో గుప్తిర్గుప్తిరాత్మనో హరిష్కృత ఆత్మనో హరిష్కృతో హరిష్కృత ఆత్మన ఆత్మనో హరిష్కృతో వై వై హరిష్కృత ఆత్మన ఆత్మనో హరిష్కృతో వై హరిష్కృతో వై వై హరిష్కృతో హరిష్కృతో వా ఏష ఏష వై హరిష్కృతో హరిష్కృతో వా ఏష హరిష్కృత ఇది హరిహి వా ఏష ఏష వై వా ఏషయోయ ఏష వై వా ఏషయ ఏషయోయ ఏష ఏషయోగ్నిమగ్నియ ఏష ఏషయోగ్ని అగ్నిమగ్నియోగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్ని స్కందత్యేవం స్కందత్యేవమేవగ్రస్కందస్కందత్యేవం వైవ ఏవగ్రస్కందస్కందత్యేవం వై ఏవం వైవ ఏవమేవం వా ఏష ఏష వా ఏవమేవం వా ఏష వా ఏష ఏష వైవ ఏష స్కందస్కందత్యేష వైవ ఏష స్కందది ఏష స్కందస్కందత్యేష ఏష స్కందది యోయస్కందత్యేష ఏష స్కందది యః స్త్రియగ్రస్త్రియంచిత్వాయమువైత్యువైతి మైత్రావరుణ్యామిక్షయామిక్షయామైత్రావరుణ్యామిక్షయాయజేత మైత్రావరుణతామిది మైత్రావరుణతామిది మైత్రావరుణతామేవైవ మైత్రావరుణతామేవైవ మైత్రావరుణతామేవోపోపైవ మైత్రావరుణతామేవోపా మైత్రావరుణతామిది మైత్రావరుణతామేవోపైవ మైవోపైత్యేత్యుపైవైవోపైతి ఏవోపోపైవైవోపైత్యేత్యుపైవైవోపైతి ఉపైత్యేత్యుపోపైత్యాత్మన ఆత్మన ఏత్యుపోపైత్యాత్మన స్కందాయాస్కందాయాత్మన ఏత్యేత్యాత్మన స్కందాయ ఆత్మన స్కందాయాస్కందాయాత్మన ఆత్మన స్కందాయ అస్కందాయోయోస్కందాయాస్కందాయోయోవైవైయోయోవాఅగ్నిమగ్నింవైయోయోవాఅగ్నింవాఅగ్నిమగ్నింవైవాఅగ్నిమృతస్థామృతస్థానగ్నింవైవాఅగ్నిమృతస్థాం అగ్నిమృతస్థామృతస్థానగ్నిమగ్నిమృతస్థాం వేద అస్మా అతరు దుర్వేద వేదర్తురస్మై అర్ధరుదురస్మా అస్మా అర్ధరుదురుదురుదురుదురుస్మై కల్పమానః కల్పమానోస్మా అర్ధరుదురుదురుదురుదురుస్మై కల్పమానః అర్ధరుదురిత్యర్ధుః అస్మై కల్పమానః కల్పమానోస్మా అస్మై కల్పమాన ఏత్యేతి కల్పమానోస్మా అస్మై కల్పమాన ఏతి కల్పమాన ఏత్యేతి కల్పమానః కల్పమాన ఏతి ప్రతి ప్రత్యేతి కల్పమానః కల్పమాన ఏతి ప్రతి ఏది ప్రతి ప్రత్యేత్యేది ప్రత్యేవైవ ప్రత్యేత్యేది ప్రత్యేవ ప్రత్యేవైవ ప్రతి ప్రత్యేవ తిష్టతి తిష్టత్యేవ ప్రతి ప్రత్యేవ తిష్టతి ఏవ తిష్టతి తిష్టత్యేవైవ తిష్టతి సంవత్సర సంవత్సరస్తిష్టత్యేవైవ తిష్టతి సంవత్సర తిష్టతి సంవత్సర సంవత్సరస్తిష్టతి తిష్టతి సంవత్సరో వై వై సంవత్సరస్తిష్టతి తిష్టతి సంవత్సరో వై సంవత్సరో వై వై సంవత్సర సంవత్సరో వా అగ్నిరగ్నిర్వై సంవత్సర సంవత్సరో వా అగ్ని సంవత్సర ఇది సంవత్సర వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిరుదుస్థా అదుస్థా అగ్నిర్వై వా అగ్నిరుదుస్థా అగ్నిరుదుస్థా అదుస్థా అగ్నిరగ్నిరుదుస్థాస్తస్యదస్యత్తుస్థా అగ్నిరగ్నిరుదుస్థాస్తస్య అదుస్థాస్తస్యదస్యత్తుస్థా అదుస్థాస్తస్య వసంతో వసంతస్తస్యత్తుస్థా అదుస్థాస్తస్య వసంత అస్య వసంతో వసంతస్తస్య వసంతశిరశిరో వసంతస్తస్య వసంతశిర వసంతశిరశిరో వసంతో వసంతశిరో గ్రీష్మ గ్రీష్మశిరో వసంతో వసంతశిరో గ్రీష్మ శిరో గ్రీష్మ గ్రీష్మశిరశిరో గ్రీష్మలక్షణ లక్షణ గ్రీష్మశిరశిరో గ్రీష్మలక్షణ గ్రీష్మదక్షిణ దక్షిణ గ్రీష్మ గ్రీష్మదక్షిణ పక్ష పక్షోదక్షిణ గ్రీష్మ గ్రీష్మదక్షిణ పక్ష దక్షిణ పక్ష పక్షోదక్షిణ దక్షిణ పక్ష వరుష వరుష పక్షోదక్షిణ దక్షిణ పక్ష వరుష పక్షో వరుష వరుష పక్ష పక్ష వరుష పుచ్చం పుచ్చం వరుష పక్ష పక్ష వరుష పుచ్చం వరుషాపుచ్చం పుచ్చం వరుష వరుష పుచ్చగో శరచ్చరత్ పుచ్చం వరుష వరుష పుచ్చగో శరద్ పుచ్చగో శరచ్చరత్పుచ్చం పుచ్చగో శరదుత్తర ఉత్తర శరత్పుచ్చం పుచ్చగో శరదుత్తర శరదుత్తర ఉత్తర శరచ్చరదుత్తర పక్ష పక్ష ఉత్తర శరచ్చరదుత్తర పక్ష ఉత్తర పక్ష పక్ష ఉత్తర ఉత్తర పక్షోహే నందో హే నంద పక్ష ఉత్తర ఉత్తర పక్షోహే నంద ఉత్తర పక్షోహే నందో హే నంద పక్ష పక్షోహే నందో మధ్యం మధ్యగో హే నంద పక్ష పక్షోహే నందో మధ్యం హేమంతో మధ్యం మధ్యగో హేమంతో హేమంతో మధ్యం పూర్వపక్షా పూర్వపక్షా మధ్యగో హేమంతో హేమంతో మధ్యం పూర్వపక్షా మధ్యం పూర్వపక్షా పూర్వపక్షా మధ్యం మధ్యం పూర్వపక్షాశ్చితయశ్చితయ పూర్వపక్షా మధ్యం మధ్యం పూర్వపక్షాశ్చితయ పూర్వపక్షాశ్చితయశ్చితయ పూర్వపక్షా పూర్వపక్షాశ్చితయోపరపక్షా అపరపక్షాశ్చితయ పూర్వపక్షా పూర్వపక్షాశ్చితయోపరపక్షా పూర్వపక్షాది పూర్వపక్షాపరపక్షా అపరపక్షాశ్చతయశ్చతయోపరపక్షా పురీషం పురీషమపరపక్షాశ్చతయశ్చతయోపరపక్షాపురీషం అపరపక్షా పురీషం పురీషమపరపక్షా అపరపక్షా పురీషమహోరాత్రాణ్యహోరాత్రాణి పురీషమపరపక్షా అపరపక్షా పురీషమహోరాత్రాణి అపరపక్షా ఇత్యపరాపక్షా పురీషమహోరాత్రాణ్యహోరాత్రాణి పురీషం పురీషమహోరాత్రాణి ఇష్టకా ఇష్టకా అహోరాత్రాణి పురీషం పురీషమహోరాత్రాణి ఇష్టకా అహోరాత్రాణి ఇష్టకా ఇష్టకా అహోరాత్రాణ్యహోరాత్రాణి ఇష్టకా ఏష ఇష్టకా అహోరాత్రాణ్యహోరాత్రాణి ఇష్టకా ఏష అహోరాత్రాణి రాత్రాణి ఇష్టకా ఏష ఏష ఇష్టకా ఇష్టకా ఏష వై వా ఏష ఇష్టకా ఇష్టకా ఏష వై ఏష వై వా ఏష ఏష వా అగ్నిరగ్నిర్వా ఏష ఏష వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిరుదుస్థా అదుస్థా అగ్నిర్వై వా అగ్నిరుదుస్థా అగ్నిరుదుస్థా అదుస్థా అగ్నిరగ్నిరుదుస్థాయోయ అదుస్థా అగ్నిరగ్నిరుదుస్థాయ అదుస్థాయోయ అదుస్థా అదుస్థాయ ఏమేవం య అదుస్థా అదుస్థాయ ఏవం అదుస్థా ఇత్యర్థోస్థా ఏమేవేదైవేదైవేదత్తులరుదురుదురుదుర్వేదైవేదత్తులరుదుర్వేదత్తులరుదురుదుర్వేదమేదత్తులరుదురస్మాస్మాదురుదుర్వేదమేదత్తులరుదురస్మై కల్పమానః కల్పమానోస్మాదురుదురుదురుదురస్మై కల్పమానః అస్మై కల్పమాన కల్పమానోస్మాస్మై కల్పమాన ఏత్యేతి కల్పమానోస్మాస్మై కల్పమాన ఏతి కల్పమాన ఏత్యేతి కల్పమాన కల్పమాన ఏతి ప్రతి ప్రత్యేతి కల్పమాన కల్పమాన ఏతి ప్రతి ఏతి ప్రతి ప్రత్యేత్యేతి ప్రత్యేవైవ ప్రత్యేత్యేతి ప్రత్యేవ ప్రత్యేవైవ ప్రతి ప్రత్యేవ తిష్టతి తిష్టత్యేవ ప్రతి ప్రత్యేవ తిష్టతి ఏతిష్టతి నిష్టత్యేవైవ తిష్టతి ప్రజాపతి ప్రజాపతిష్టత్యేవైవ తిష్టతి ప్రజాపతి తిష్టతి ప్రజాపతి ప్రజాపతి తిష్టతి తిష్టతి ప్రజాపతిర్వై వై ప్రజాపతి తిష్టతి తిష్టతి ప్రజాపతిర్వై ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏతమేతం వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏతం ప్రజాపతి ప్రజాపతి వా ఏతమేతం వై వా ఏతం జ్యేష్ఠకామో జ్యేష్ఠకామ ఏతం వై వా ఏతం జ్యేష్ఠకామ ఏతం జ్యేష్ఠకామో జ్యేష్ఠకామ ఏతమేతం జ్యేష్ఠకామోని జ్యేష్ఠకామ ఏతమేతం జ్యేష్ఠకామోని జ్యేష్ఠకామోని జ్యేష్ఠకామో జ్యేష్ఠకామోన్యధత్తాదత్తని జ్యేష్ఠకామో జ్యేష్ఠకామోన్యధత్త జ్యేష్ఠకామ ఇది జ్యేష్ఠకామత్తాదత్తన్యధత్తదస్తత్తన్యధత్త జ్యేష్ఠ్యంజ్యేష్ఠ్యమగచ్చద్యోయోగచ్చద్యేష్ఠ్యంజ్యేష్ఠ్యమగచ్చద్య అగచ్చది ఏతగోసధస్థ సధస్థైకమేతగోసధస్థ పరి పరి సధస్థైకమేతగోసధస్థ పరి సధస్థ బలి బలి సధస్థ సధస్థ బలి తేతే బలి సధస్థ సధస్థ బలి సధస్థే సధాస్థ పరితేతే పరి పరితే దదామి దదామి తే పరి పరితే దదామి తే దదామి దదామి తే తే దదామి యయ్యం దదామి తే తే దదామియం దదామి యయ్యం దదామి దదామి యమావహ దావహాద్యం దదామి దదామి యమావహాత్ యమావహ దావహాద్యం యమావహాచ్ఛేవధి గోషేవధి మావహాద్యం యమావహాచ్ఛేవధిం ఆవహాచ్ఛేవధి గోషేవధి మావహ దావహాచ్ఛేవధిం జాతవేదా జాతవేదాశ్చేవధి మావహ దావహాచ్ఛేవధిం జాతవేదాః ఆవహాదిత్యావహాత్ శేవధిం జాతవేదా జాతవేదాశ్చేవధి గోషేవధిం జాతవేదాః శేవధిమితి శేవాదిభిం జాతవేదా ఇది జాతవేదాః అన్వాగంతర్వోగంతర్వోగంతర్వాగంతర్వో ఆగంత యజ్ఞపదర్వో వో యజ్ఞపదర్యజ్ఞపదర్వో అత్ర వో యజ్ఞపదర్యజ్ఞపదర్వో అత్ర యజ్ఞపదరితి యజ్ఞాపతి వో అత్ర వో వో అత్రమత్ర వో వో అత్రతం అత్రదంతమత్రాత్రమత్రాత్రమృష్ణ గ్రస్మ స్మదంతగ్రస్మ జానీత జానీత స్మదంతగ్రస్మ జానీత స్మజానీత జానీత స్మస్మ జానీత పరమే పరమే జానీత స్మస్మ జానీత పరమే జానీత పరమే పరమే జానీత జానీత పరమే వ్యోమన్ వ్యోమన్ పరమే జానీత జానీత పరమే వ్యోమన్ పరమే వ్యోమన్ వ్యోమన్ పరమే పరమే వ్యోమన్ వ్యోమన్ని దివి ఓమన్ జానీతాదేన మేనం జానీతాజ్జానీతాదేనం పరమే పరమ ఏనం జానీతాజ్జానీతాదేనం పరమే ఏనం పరమే పరమ ఏన మేనం పరమే వ్యోమన్ వ్యోమన్ పరమ ఏన మేనం పరమే వ్యోమన్ పరమే వ్యోమన్ వ్యోమన్ పరమే పరమే వ్యోమన్ దేవాదేవా వ్యోమన్ పరమే పరమే వ్యోమన్ దేవా వ్యోమన్ దేవా దేవా వ్యోమన్ వ్యోమన్ దేవా సదస్థా సదస్థా దేవా వ్యోమన్ వ్యోమన్ దేవా సదస్థా వ్యోమన్ని దివి ఓమన్ దేవా సదస్థా సదస్థా దేవా దేవా సదస్థా విద విద సదస్థా దేవా దేవా సదస్థా విద సదస్థా విద విద సదస్థా సదస్థా విద రూపకో రూపం విద సదస్థా సదస్థా విద రూపం సదస్థా ఇది సదాస్థా విద రూపగో రూపం విద విద రూపమస్యాస్య రూపం విద విద రూపమస్య రూపమస్యాస్య రూపగో రూపమస్య అస్యేత్యస్యాగచ్చాద్యగ్రాగచ్చాత్ పథిభిః పథిభిరాగచ్చాద్యగ్రాగచ్చాత్ పథిభిః ఆగచ్చాత్ పథిభిః పథిభిరాగచ్చాదాగచ్చాత్ పథిభిర్దేవయానైర్దేవయానై పథిభిరాగచ్చాదాగచ్చాత్ పథిభిర్దేవయానై ఆవిరస్మాస్మా ఆవిరావిరస్మై అస్మా ఇత్యస్మై సంప్రప్రసగో సంప్రచ్యవధ్వం చవధ్వం ప్రసగో సంప్రచ్యవధ్వం ప్రచ్యవధ్వం చవధ్వం ప్రప్రచ్యవధ్వమన్మను చ్యవధ్వం ప్రప్రచ్యవధ్వమను చ్యవధ్వమన్మను చ్యవధ్వం చవధ్వమనుసగో సమనచ్యవధ్వం చ్యవధ్వమనుసం అనుసగో సమన్మనుసం ప్రప్రసమన్మనుసం ప్రసగో సంప్రయాతయాత ప్రసగో సంప్రయాత ప్రయాతయాత ప్రప్రయాతాగ్నేయాత ప్రప్రయాతాగ్నేయాతయాతాగ్నేపథ పథోగ్నేయాతయాతాగ్నేపథ అగ్నేపథ పథోగ్నేపథో దేవయానా దేవయానా పథోగ్నేపథో దేవయానా అథో దేవయానాం దేవయానాం పథపథో దేవయానాం కృణుధ్వం కృణుధ్వం దేవయానాం పథపథో దేవయానాం కృణుధ్వం దేవయానాం కృణుధ్వం కృణుధ్వం దేవయానాం దేవయానాం కృణుధ్వం దేవయానానిది దేవయానాలు కృణుధ్వమిది కృణుధ్వం అస్మిన్ సదస్థే సదస్థే అస్మిన్నస్మిన్ సదస్థే అధ్యధి సదస్థే అస్మిన్నస్మిన్ సదస్థే అధి సదస్థే అభ్యధి సదస్థే సదస్థే అధ్యుత్తరస్మిన్నుత్తరస్మిన్నధి సదస్థే సదస్థే అభ్యుత్తరస్మిన్ సదస్థ ఇది సదస్థే అభ్యుత్తరస్మిన్నుత్తరస్మిన్నధ్యుత్తరస్మిన్ విశ్వే విశ్వ ఉత్తరస్మిన్నధ్యుత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్ విశ్వే విశ్వ ఉత్తరస్మిన్నుత్తరస్మిన్ విశ్వే దేవా దేవా విశ్వ ఉత్తరస్మిన్నుత్తరస్మిన్ విశ్వే దేవా ఉత్తరస్మిన్ నిత్యుదరస్మిన్ విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా యజమానో యజమానో దేవా విశ్వే విశ్వే దేవా యజమాన దేవా యజమానో యజమానో దేవా దేవా యజమానశ్చ యజమానో దేవా దేవా యజమానశ్చ యజమానశ్చ యజమానో యజమానశ్చ సీదత సీదత చ యజమానో యజమానశ్చ సీదత సీదత సీదత చ సీదత సీదతేతి సీదత ప్రస్తరేణ పరిధినా పరిధినా ప్రస్తరేణ ప్రస్తరేణ పరిధినా సృజా సృజా పరిధినా ప్రస్తరేణ ప్రస్తరేణ పరిధినా సృజా ప్రస్తరేణేది ప్రాస్తరేణ పరిధినా సృజా సృజా పరిధినా పరిధినా సృజా వేద్యా వేద్యా సృజా పరిధినా పరిధినా సృజా వేద్యా పరిధినేది పరిధినా సృజా వేద్యా వేద్యా సృజా సృజా వేద్యా చ వేద్యా సృజా సృజా వేద్యా చ వేద్యా చ వేద్యా వేద్యా చ పరిహిషా పరిహిషా చ వేద్యా వేద్యా చ పరిహిషా చ పరిహిషా పరిహిషా చ పరిహిషా పరిహిషేతి పరిహిషా అచేమమిమృతక్షేమం యజ్ఞం యజ్ఞమిమృతక్షేమం యజ్ఞం ఇమం యజ్ఞం యజ్ఞమిమమిమం యజ్ఞం నో నో యజ్ఞమిమమిమం యజ్ఞం నః యజ్ఞం నో నో యజ్ఞం యజ్ఞం నో బహవహ నో యజ్ఞం యజ్ఞం నో వహ నో బహవహ నో నో వహ సువస్సువర్వహ నో నో వహ సువహ సువస్సువర్వహ వహ సువద్దేవేషు దేవేషు సువర్వహ వహ సువద్దేవేషు సువద్దేవేషు దేవేషు సువస్సువద్దేవేషు గంతవే గంతవే దేవేషు సువస్సువద్దేవేషు గంతవే దేవేషు గంతవే గంతవే దేవేషు దేవేషు గంతవే గంతవైది గంతవే యదిష్టమిష్టయ్యద్యదిష్టయ్యద్యదిష్టయ్యద్యదిష్టయ్యద్ష్టయ్యద్యదిష్టమిష్టయ్యత్పరాదానం పరాదానం యదిష్టమిష్టయ్యత్పరాదానం యత్పరాదానం పరాదానం యద్యత్పరాదానం యద్యత్పరాదానం యద్యత్పరాదానం యద్ పరాదానం యద్యత్పరాదానం పరాదానం యద్దత్తం దత్తం యత్పరాదానం పరాదానం యద్దత్తం పరాదానమిది పరాదానం యద్దత్తం దత్తం యద్యద్దత్తం యాయా దత్తం యద్యద్దత్తం యా దత్తం యాయా దత్తం దత్తం యాచ యా దత్తం దత్తం యాచ యాచ యాయా చ దక్షిణా దక్షిణా చ యాయా చ దక్షిణా దక్షిణా దక్షిణా చ దక్షిణా దక్షిణే దక్షిణా అరగ్నిరగ్నిస్తక్తరగ్నిర్వైశ్వకర్మణో వైశ్వకర్మణోగ్నిస్తక్తరగ్నిర్వైశ్వకర్మణ అగ్నిర్వైశ్వకర్మణో వైశ్వకర్మణోగ్నిరగ్నిర్వైశ్వకర్మణ సువ సువర్వైశ్వకర్మణోగ్నిరగ్నిర్వైశ్వకర్మణ సువ వైశ్వకర్మణ సువ సువర్వైశ్వకర్మణో వైశ్వకర్మణ సువర్దేవేషు దేవేషు సువర్వైశ్వకర్మణో వైశ్వకర్మణ సువర్దేవేషు వైశ్వకర్మణ ఇది వైశ్వకర్మణ సువర్దేవేషు దేవేషు సువ సువర్దేవేషు నానా దేవేషు సువస్వర్దేవేషు నః దేవేషు నో నో దేవేషు దేవేషు నో దధత్ దధన్ నో దేవేషు దేవేషు నో దధత్ నో దధత్ దధన్ నో నో దధత్ దధదిది దధత్ ఏనా సహస్రకో సహస్రయ్యేన ఏనా సహస్రం వహసి వహసి సహస్రయ్యేన ఏనా సహస్రం వహసి సహస్రం వహసి వహసి సహస్రకో సహస్రం వహసి ఏన ఏన వహసి సహస్రకో సహస్రం వహసి ఏన వహసి ఏన ఏన వహసి వహసి ఏన అగ్నే అగ్నేయేన వహసి వహసి ఏన అగ్నే అగ్నే సర్వేదసకో సర్వేదసమగ్నేయేనేదసేదసకో సర్వేదసమగ్నే అగ్నే సర్వేదసం సర్వేదసమితి సర్వేదసం తేనేమ విమంతేన తేనేమం యజ్ఞం యజ్ఞమిమంతేన తేనేమం యజ్ఞం యమయ్యజ్ఞమిమమిమయ్యజ్ఞం నో నో యజ్ఞమిమమిమయ్యజ్ఞం నః యజ్ఞం నో నో యజ్ఞం యజ్ఞం నో వహవహ నో యజ్ఞం యజ్ఞం నో వహ నో వహవహ నో నో వహ సువ సువర్వహ నో నో వహ సువ దక్షిణా అగ్నేక్షిణాదక్షిణాయుక్తాయుక్తాక్షిణాయుక్తాక్షిణాయుక్తాయజ్ఞం వహంతి వహంతి యజ్ఞం వహంతిర్తిజ అర్తిజ వహంతి యజ్ఞం వహంతిర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్యర్తిజో వహంతి వహంత్యర్తిజ అర్తిజయిత్ స్వద్దేవేషు గంతవే దేవేషు గంతవే గంతవే దేవేషు దేవేషు గంతవే గంతవైది గంతవే ధారాధారామధోర్మధోర్ధారాధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధోర్ధారామధ యజ్ఞం ఇమం యజ్ఞం యజ్ఞమిమం యజ్ఞం నో నో యజ్ఞమిమమిమం యజ్ఞం నః యజ్ఞం నో నో యజ్ఞం యజ్ఞం నో బహవః నో యజ్ఞం యజ్ఞం నో వహ నో బహవః నో నో వహ సువస్సువర్వహ నో నో వహ సువహ సువస్సువర్వహ సువర్దేవేషు దేవేషు సువర్ణహవహ సువర్దేవేషు సువరద్దేవేషు దేవేషు సువస్సువర్దేవేషు గంతవే గంతవే దేవేషు సువస్సువర్దేవేషు గంతవే దేవేషు గంతవే గంతవే దేవేషు దేవేషు గంతవే గంతవైతి గంతవే యత్ర ధారా ధారా యత్ర యత్ర ధారా అనపేత అనపేత ధారా యత్ర యత్ర ధారా అనపేత ధారా అనపేత అనపేత ధారా ధారా అనపేత మధోర్ మధోరణపేత ధారా ధారా అనపేత మధో అనపేతమధోర్మధోరణపేత అనపేతమధోర్ఘృతస్య ఘృతస్య మధోరణపేత అనపేతమధోర్ఘృతస్య అనపేత ఇత్యనపాయితర్ఘృతస్య ఘృతస్య మధోర్మధోర్ఘృతస్య చతుర్ఘృతస్య మధోర్మధోర్ఘృతస్య చ ఘృతస్య చతుర్ఘృతస్య ఘృతస్య చయాయాశ్చ ఘృతస్య ఘృతస్య చయాయాశ్చ చయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయాయ అగ్నిర్వైశ్వకర్మణ అగ్నిర్వైశ్వకర్మణో వైశ్వకర్మణో అగ్నిరగ్నిర్వైశ్వకర్మణస్వస్వర్వైశ్వకర్మణో అగ్నిరగ్నిర్వైశ్వకర్మణస్వహ వైశ్వకర్మణస్వస్వర్వైశ్వకర్మణో వైశ్వకర్మణ ఇది వైశ్వకర్మణ సువర్దేవేషు దేవేషు సువస్సువర్దేవేషు నానా దేవేషు సువస్సువర్దేవేషు నః దేవేషు నానా దేవేషు దేవేషు నాదధత్ దధన్నా దేవేషు దేవేషు నాదధత్ నాదధత్ దధన్నా నాదధత్ దధదితి దధత్ యాస్తే దేయాయాస్తే అగ్నేర్గ్నే దేయాయాస్తే అగ్నే ఏ అగ్నేర్గ్నే దేదే అగ్నే సమిధ సమిధో అగ్నే దేదే అగ్నే సమిధ అగ్నే సమిధ సమిధో అగ్నే సమిధో యాని యాని సమిధో అగ్నే సమిధో యాని సమిధో యాని యాని సమిధ సమిధో యాని ధామ ధామ యాని సమిధ సమిధో యాని ధామ సమిధ ఇతి సంవిధ యాని ధామ ధామ యాని యాని ధామ యా ధామ యాని యాని ధామ యా ధామ యా ధామ ధామ యా జిఫా జిఫా యా ధామ ధామ యా జిఫా జాతవేదో జాతవేదో జిఫ్ఫా జాతవేదో జాతవేదో జిఫ్ఫా జాతవేదో యో జాతవేదో జిఫ్ఫా జిఫ్ఫా జాతవేదో యహ జాతవేదో యో జాతవేదో జాతవేదో యో అచ్చిరచ్చిర్యో జాతవేదో జాతవేదో యో అచ్చిరచ్చిర్యో జాతవేదో జాతవేదో యో అచ్చి జాతవేద ఇది జాత ఏదః యో అచ్చిరచ్చిర్యో యో అచ్చి అచ్చిరిత్యచ్చి ఏతే దేయే ఏతే అగ్నే అగ్నే మేడయో మేడయో అగ్నే మేడయో ఇందవ ఇందవస్తేభిస్తేభిరిందవోయే ఇందవస్తేభి ఇందవస్తేభిస్తేభిరిందవ ఇందవస్తేభిరాత్మానమాత్మానందేభిరిందవ ఇందవస్తేభిరాత్మానం జలహి ఆత్మానందేభిస్తేభిరాత్మానం జలహి ఆత్మానం జలహి జనహి ఆత్మానమాత్మానం జలహి ప్రజానం ప్రజానం కృష్ణ ఆత్మానమాత్మానం జలహి ప్రజానం జలహి ప్రజానం ప్రజానం కృష్ణ ప్రజానం ప్రజానం ప్రజానం కృష్ణ ప్రజానం ప్రజానం ప్రజానం కృష్ణ ప్రజానం ప్రజానం ప్రజానం కృష్ణ ప్రజానం ప్రజానం ప్రజానం కృష్ణ ప్రజానం ప్రజానం ప్రజానం కృష్ణ ప్రజానం ప్రజానం ప్రజానం కృష్ణ ప్రజానం ఉత్సన్నయజ్ఞ ఉత్సన్నయజ్ఞో వా ఏష ఉత్సన్నయజ్ఞుత్సన్నయజ్ఞ వా ఏష ఏష వై వా ఏష యద్దేశ వై వా ఏషయత్ ఏష యద్దేశ ఏషయనగ్నిర్యదేశ ఏషయనగ్ని ఏదస్య క్రియతే క్రియత ఏదస్య క్రియతే కింగింగ్ క్రియత ఏదస్య ఏదస్య క్రియతే కిం ఏదే కింగింగ్ క్రియతే క్రియతే కింబా వాకింగ్ క్రియతే క్రియతే కింబా కింబా వాకింగ్ జుంబానన వాకింగ్ జుంబానా వానన వా వానయద్యన్న వా వానయత్ నయద్యన్న నయద్వై వై యన్న నయద్వై యద్వై వై యద్యద్వా అధ్వర్యరధ్వర్యర్వై యద్యద్వా అధ్వర్యః అగ్నేరగ్నేర్వా ఏషైషా వా అగ్నేః

యజ్ఞన్న యుగనయుదు యజ్ఞం యజ్ఞన్న యదు ప్రజానం ప్రజానం నయదు యజ్ఞం యజ్ఞన్న యదు ప్రజానన్న నయదు ప్రజానం ప్రజానన్న ఇతనయుదు ప్రజానం నిదీదు ప్రజానన్న ఇతనయుదు ప్రజానం నిది ప్రజానం నిదీదు ప్రజానం ప్రజానం నిత్యాహేదు ప్రజానం ప్రజానం నిత్యాహ ప్రజానం నిది ప్రాధానన్న ఇత్యాహేదీత్యాహ సవర్గస్ సవర్గస్యాహేదీత్యాహ సవర్గస్ ఆహ సవర్గస్ సవర్గస్యాహ సవర్గస్ లోకస్ లోకస్ సవర్గస్యాహ సవర్గస్ లోకస్ సవర్గస్ లోకస్ లోకస్ సవర్గస్ సవర్గస్ లోకస్యాభినీత్యాభినీత్యై లోకస్ సవర్గస్ సవర్గస్ లోకస్యాభినీత్యై సమర్గస్యేతు సవర్గస్ లోకస్యాభినీత్యాభినీత్యై లోకస్ లోకస్యాభినీత్యై బ్రహ్మ బ్రహ్మాభినీత్యై లోకస్ లోకస్యాభినీత్యై బ్రహ్మ అభినీత్యై బ్రహ్మ బ్రహ్మాభినీత్యా అభినీత్యై బ్రహ్మ సమిత్ సమిత్ బ్రహ్మాభినీత్యా అభినీత్యై బ్రహ్మ సమిత్ అభినీత్యాభినీత్యై బ్రహ్మ సమిత్ సమిత్ బ్రహ్మ బ్రహ్మ సమిద్ధవతి భవతి సమిత్ బ్రహ్మ బ్రహ్మ సమిద్ధవతి సమిద్ధవతి భవతి సమిత్ సమిద్ధవత్యాహుదీనామాహుదీనాం భవతి సమిత్ సమిద్ధవత్యాహుదీనాం సమిదితి సంయుద్ భవత్యాహుదీనామాహుదీనాం భవతి భవత్యాహుదీనామిదీత్యాహుదీనాం భవతి భవత్యాహుదీనామితి ఆహుదీనామిదీత్యాహుదీనామాహుదీనామిత్యాహేత్యాహుదీనామాహుదీనామిత్యాహ ఆహుదీనామిత్యాహుదీనాం ఇత్యాహేదీత్యాహ బ్రహ్మణా బ్రహ్మణా హేదీత్యాహ బ్రహ్మణా ఆహ బ్రహ్మణా బ్రహ్మణాహ బ్రహ్మణా వై వై బ్రహ్మణాహ బ్రహ్మణా వై బ్రహ్మణా వై వై బ్రహ్మణ బ్రహ్మణ వై దేవాదేవా వై బ్రహ్మణ బ్రహ్మణ వై దేవా వై దేవాదేవా వై వై దేవాస్వర్గం సువర్గం దేవా వై వై దేవాస్వర్గం దేవాస్వర్గం సువర్గం దేవా దేవాస్వర్గం లోకం లోకగం సువర్గం దేవా దేవాస్వర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గం సువర్గం లోకమాయన్నాయన్ లోకగం సువర్గం సువర్గం లోకమాయన్న స్వర్గమిది సురాగం లోకమాయన్నాయన్ లోకం లోకమాయనయ్యదాయన్ లోకం లోకమాయనయత్ ఆయనయ్యదాయన్నాయనయత్ బ్రహ్మణ్యత్యా బ్రహ్మణ్యత్యాయన్నాయనయత్ బ్రహ్మణ్యత్యా బ్రహ్మణ్యత్యాబ్రహ్మణ్యత్యోపదధాత్యపదధాది బ్రహ్మణ్యత్యోపదధాది బ్రహ్మణ్యత్యా బ్రహ్మణ్యత్యోపదధాది బ్రహ్మణా బ్రహ్మణోపదధాది బ్రహ్మణ్యత్యా బ్రహ్మణ్యత్యోపదధాది బ్రహ్మణా బ్రహ్మణ్యేది బ్రహ్మణ ఉపదధాది బ్రహ్మణ బ్రహ్మణోపదధాచ్యుపదధాది బ్రహ్మణైవ బ్రహ్మణోపదధాచ్యుపదధాది బ్రహ్మణైవ ఉపదధాదిత్యుపాదధాది బ్రహ్మణైవ బ్రహ్మణ బ్రహ్మణైవ దత్తదేవ బ్రహ్మణ బ్రహ్మణైవ దేవదత్తదేవైవ తద్యుజమానో యుజమానస్తదేవైవ తద్యుజమాన తద్యుజమానో యుజమానస్తత్తజ్యుజమానస్సువర్గో సువర్గం యుజమానస్తత్తజ్యుజమానస్సువర్గం యుజమానస్సువర్గో సువర్గం యుజమానో యుజమానస్సువర్గం లోకం లోకగో సువర్గం యుజమానో యుజమానస్సువర్గం లోకం సువర్గం లోకం లోకగో సువర్గో సువర్గం లోకమేత్యేది లోకగో సువర్గో సువర్గం లోకమేతి సువర్గమిది సువాహకం లోకమేత్యేది లోకం లోకమేది ప్రజాపతి ప్రజాపతిరేది లోకం లోకమేది ప్రజాపతి ఏది ప్రజాపతి ప్రజాపతిరేత్యేది ప్రజాపతిర్వై వై ప్రజాపతిరేత్యేది ప్రజాపతిర్వై ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష ప్రజాపతిరజ ప్రజాపతి వా ఏష వై వా ఏషయ్యదేశ వై వా ఏషయత్ ఏషయ్యదేశ ఏషయదగ్నరగ్నర్యదేశ ఏషయదగ్ని యదగ్నిరగ్నర్యద్యదగ్నిస్తస్యరస్యాగ్నిర్యద్యదగ్నిస్తస్య అగ్నిస్తస్యరస్యాగ్నిరగ్నిస్తస్య ప్రజాః ప్రజాస్తస్యాగ్నిరగ్నిస్తస్య ప్రజాః తస్య ప్రజాః ప్రజాస్తస్యరస్య ప్రజాః పశవః పశవః ప్రజాస్తస్యరస్య ప్రజాః పశవః ప్రజాః పశవః పశవః ప్రజాః ప్రజాః పశవశ్చందాగుంసి ఛందాగుంసి పశవః ప్రజాః ప్రజాః పశవశ్చందాగుంసి ప్రజా ఇది ప్రజాః పశవశ్చందాగుంసి ఛందాగుంసి పశవః పశవశ్చందాగుంసి రూపకో రూపం ఛందాగుంసి పశవః పశవశ్చందాగుంసి రూపం ఛందాగుంసి రూపకో రూపం ఛందాగుంసి ఛందాగుంసి రూపకో సర్వాన్ సర్వాన్ రూపం ఛందాగుంసి ఛందాగుంసి రూపకో సర్వాన్ రూపకో సర్వాన్ సర్వాన్ రూపకో రూపకో సర్వాను వర్ణాను వర్ణాన్ సర్వాన్ రూపకో రూపకో సర్వాను వర్ణాను సర్వానువర్ణానువర్ణాన్ సర్వాన్ సర్వానువర్ణానిష్టకానామిష్టకానాం వర్ణాన్ సర్వాన్ సర్వానువర్ణానిష్టకానాం వర్ణానిష్టకానామిష్టకానాం వర్ణానువర్ణానిష్టకానాం కుర్యాత్ కుర్యాదిష్టకానాం వర్ణానువర్ణానిష్టకానాం కుర్యాత్ ఇష్టకానాం కుర్యాత్ కుర్యాదిష్టకానామిష్టకానాం కుర్యాత్ ద్రోగేణ రూపేణ కుర్యాదిష్టకానామిష్టకానాం కుర్యాత్ ద్రోగేణ కుర్యాద్రూపేణ రూపేణ కుర్యాత్ కుర్యాద్రూపేణైవైవ రూపేణ కుర్యాత్ కుర్యాద్రూపేణైవ రూపేణైవైవ రూపేణ రూపేణైవ ప్రజాం ప్రజామేవ రూపేణ రూపేణైవ ప్రజాం ఏవ ప్రజాం ప్రజామేవైవ ప్రజాం పశూన్ పశూన్ ప్రజామేవైవ ప్రజాం పశూన్ ప్రజాం పశూన్ పశూన్ ప్రజాం ప్రజాం పశూన్ ఛందాగుంసి ఛందాగుంసి పశూన్ ప్రజాం ప్రజాం పశూన్ ఛందాగుంసి ప్రజామిది ప్రజాం పశువన్ ఛందాగుంసి ఛందాగుంసి పశువన్ పశువన్ ఛందాగుస్య వచ్చందాగుంసి పశువన్ పశువన్ ఛందాగుస్య ఛందాగుస్య వచ్చందాగుంసి ఛందాగుస్య వృంధే రంధే వచ్చందాగుంసి ఛందాగుస్య వృంధే అవరుంధే రంధే వృంధే సోథో రంధే వృంధేథో రంధే సోథో రంధే రంధేథో ప్రజాభ్య ప్రజాభ్యోథో రంధే రంధేథో ప్రజాభ్య అథో ప్రజాభ్య ప్రజాభ్యోథో అథో ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్యోథో అథో ప్రజాభ్య ఏవ అథో ఇత్యథో ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవైనమేనమేవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవైనం ప్రజాభ్య ఇది ప్రజాభ్య ఏవైనమేనమేవైనం పశుభ్య పశుభ్య ఏనమేవైనం పశుభ్య ఏనం పశుభ్య పశుభ్య ఏనమేనం పశుభ్యశ్చందోభ్యశ్చందోభ్య పశుభ్య ఏనమేనం పశుభ్యశ్చందోభ్య పశుభ్యశ్చందోభ్యశ్చందోభ్య పశుభ్య పశుభ్యశ్చందోభ్యో వరుధ్య వరుధ్యశ్చందోభ్య పశుభ్య పశుభ్యశ్చందోభ్యో వరుధ్య పశుభ్య ఇది పశుభ్య ఛందోభ్యో వరుధ్య వరుధ్యఛందోభ్యశ్చందోభ్యో వరుధ్య చుతే చుతే వరుధ్యఛందోభ్యశ్చందోభ్యో వరుధ్య చుతే ఛందోభ్యై ఛందభ్య అవరుధ్య చుతే చుతే వరుధ్య వరుధ్య చుతే అవరుధ్యేత్య వరుధ్య చినుత ఇది చినుతే